ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ನಮೋ ಬ್ರಹ್ಮಾದಿಭ್ಯೋ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ಸಂಪ್ರದಾಯ ಕರ್ತೃಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಜಗದ್ಗುರುಸ್ವರೂಪ್ಮೇನ ಸಭಾಸದಸ್ಯಕ್ಕೆ ಸವನೀಯ ನಮಸ್ಸುಲು ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕುಂಟೂ ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಶಂಕರ ಭಾಷ್ಯಂಲೋ ನಿನ್ನ 4వ ಅಧ್ಯಾಯಂ మొదటి పాదం పూర్తి చేసుకున్నాం. ఇందులో ముక్తి చెందిన వాడికి కర్మక్షయం ఎలా జరుగుతున్నది అనేది విస్తారంగా చెప్పుకోవడం జరిగినది. ఉభయ కర్మలు అంటే పుణ్యపాప కర్మలు రెండూ అతనికి క్షయమైపోతున్నాయి. బ్రహ్మప్రాప్తితో అనగా జ్ఞానప్రాప్తితో అది జరుగుతున్నది. అయితే ప్రారంభ కర్మ మాత్రం మిగిలి ఉంటుంది అని చెప్పుకున్నాం. అది ఎంతవరకు అంటే శరీర పతనావధి అన్నారు. కనుక సర్వకర్మక్షయం జరుగుతున్నది. అంతవరకు అతడు చేసిన వాటిలో జ్ఞానానికి సహకరించేటువంటి నిత్య నైమిత్తికాదులు జ్ఞాన సహకారిగా అతడు ఉపయుక్తమయ్యాయి. అయితే జ్ఞాన సహకారి అయినటువంటి నిత్య నైమిత్తికాదులు చేసేటప్పుడు యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి అన్నారు. ఇక్కడ విద్యతో చేసినటువంటి కర్మలు అనగా జ్ఞానయుక్తమైనటువంటి కర్మలు అవి వీర్యవత్తరమవుతాయి అని వివరించారు. అంటే జ్ఞానము లేకుండా చేసినవి కేవలం వీర్యవంతములైతే ఇది వీర్యవత్తరం అని చెప్పడం జరిగింది. ఆరబ్ధం అంటే ప్రారంధమైన పుణ్యపాపాలు అనుభవం ద్వారా క్షయం చేసుకుని ముక్తి పొందుతాడు, మరి జన్మించాడు. ఇది మోక్షస్వరూపం గురించి మనం నిన్న చెప్పుకున్నాం. పైగా నిర్గుణ బ్రహ్మ వేత్తలు ఏ విధంగా ముక్తి పొందుతారు, సగుణ బ్రహ్మవేత్తలు ఏ విధంగా ముక్తి పొందుతారని చెప్పుకున్నాం. సగుణ బ్రహ్మవేత్తలు క్రమంగా బ్రహ్మలోకమునకు చేరి మరి వెనక్కి రారు, ఆ తర్వాత అక్కడి నుంచి ముక్తిని పొందుతారు. ఇది క్రమముక్తి అని చెప్పబడుతున్నది. ఉభయులు కూడా మళ్ళీ వెనక్కి రాని వారే అని చెప్పడం జరిగినది. కేవలం కర్మలు పుణ్యలోకాలు అయితే మళ్ళీ వెనక్కి రావడం ఉన్నది. కనుక మూడు గతులు ఉత్తమ గతులుగా మనం చెప్పేటప్పుడు పుణ్యలోకాలు, సగుణ బ్రహ్మోపాసన వల్ల కలిగే క్రమముక్తి, ఆ తర్వాత విదేహ జీవన్ముక్తులుగా చెప్పబడినటువంటి అభేద ముక్తి. ఇప్పుడు సగుణ బ్రహ్మలోకానికి ఎలా వెళతాడు ఉపాసకుడైన వాడు అనేది ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం. అదేవిధంగా నిర్గుణ బ్రహ్మవేత్త ఏ విధంగా ముక్తి పొందుతాడు, అందుకే ఫలాధ్యాయంలో ద్వితీయ పాదం వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఏ విధంగా ముక్తిని పొందుతున్నారో వివరిస్తున్నారు. ఇది చాలా రమ్యమైన ఘట్టం. ఇందులో కొన్ని అంశములు అయితే ప్రతి జీవుడికి జరిగేవే. ఎప్పుడు? ప్రాణోత్క్రమణ సమయంలో. మిగిలినవన్నీ కూడాను ఒకడు సంపన్నుడు అవుతాడా లేదా, లేదా ఒకడు పెద్ద జ్ఞానం అవుతాడా లేదా, వ్యాపారవేత్త అవుతాడా లేదా చెప్పడం కష్టమేమో, కానీ ప్రతివాడు మరణిస్తాడని చెప్పడం మాత్రం తృప్తిగా చెప్పుకోవచ్చు, ధైర్యంగా చెప్పచ్చు. ప్రతివాడికి అనివార్యమైన ఘట్టం అది. ఎప్పుడు అనేది కానీ ఎప్పుడో అప్పుడు తప్పనిసరి మాత్రం తెలుసు మనకి. కానీ ఆ అవస్థను ఒక్కసారి చూపిస్తే సగుణ బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు కూడా దేహం పరిత్యజించవలసిందే. నిర్గుణ బ్రహ్మవేత్త కూడా అతడి యొక్క జ్ఞానం యొక్క స్వరూపం చేత జీవన్ముక్తుడైనా అతడు ఒక సమయంలో దేహాన్ని విడిచిపెడతాడు. ఇక విదేహముక్తి కూడా అతడికి ఎలాగో ఉన్నది. మొత్తానికి ఎవరైనా దేహత్యాగం చేయవలసినది. అయితే నిర్గుణ బ్రహ్మవేత్త ప్రాణోత్క్రమణం వేరేగా ఉంటుంది. ఇక సగుణ బ్రహ్మోపాసకులు కానీ ఇతర లోకాలకు వెళ్ళేవారు వారి యొక్క ప్రాణోత్క్రమణం మాత్రం ఒకేలా ఉంటుంది. ప్రాణ ఉత్క్రమణం అంటే ప్రాణములు విడిచిపెట్టి వెళ్ళడం అనేటువంటి స్థితి మాత్రం ఒకటే. అయితే వీడు బ్రహ్మలోకానికి వెళ్ళే పద్ధతి వేరు, వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళే పద్ధతి వేరు, అంతే. ప్రాణాన్ని విడిచిపెట్టే పద్ధతి మాత్రం ఒకటే. కనుకనే ఆ ప్రాణోత్క్రమణం ఎలా ఉంటుందో వివరిస్తున్నారు ఇక్కడ. ఇవి అధికరణం సరిగ్గా వాగధికరణం, మనోధికరణం, అధ్యక్షాధికరణం ఇలాంటి పేర్లతో ఉన్నప్పటికీ ఇవన్నీ కలిసి ప్రాణోత్క్రమణకు సంబంధించిన విషయం చెప్తున్నాయి. వాంగ్ మనసి దర్శనాశ్చబ్దాశ్చ అని సూత్రం ఇక్కడ వస్తున్నది వాగధికరణంలో. అంటే వాగ్వృత్తి మనస్సులో లయమవుతున్నది అని దీని యొక్క అర్థం. అంటే వాక్కు మనస్సులో లయమవుతుందనే ఉంది. వాంగ్ మనసి, వాక్కు మనస్సులో లయమవుతున్నది. ఎలా జరుగుతుందో చూడండి. ఈ ఘట్టం పురాణ మన ఉపనిషత్తుల్లో మరికొన్ని భాగాలు అద్భుతంగా వివరించి చూపిస్తారు. ఏ విధంగా అవుతుంది అంటే మనకు బాహ్యక్రియ అయిన వాక్కు మనస్సులో లీనమైపోతుందిట ఆ సమయంలో. తర్వాత మనస్సు ప్రాణంలో లీనమైపోతుంది. ఇలాగా ఆ స్థితిలో ఏ విధంగా ప్రాణం ఉత్క్రమణం జరుగుతుందనే దాన్ని వర్ణించే ఉపనిషత్తులు. దాన్ని ఆధారం చేసుకుని ఛాందోగ్యంలో మనకి విషయం కనబడుతున్నది. అస్య సౌమ్య పురుషస్య ప్రయతో వాంగ్ మనసి సంపద్యతే మన ప్రాణే ప్రాణస్తేజసి తేజ పరస్యాం దేవతాయాం. ఇది క్రమం. అంటే ముందుగా వాక్కు మనస్సులోకి వెళుతుంది. అంటే ఇంకవాడికి ఈ వాగింద్రియం అనేటువంటిది ఇంకుండదనమాట. అంటే అది కాదు అంటున్నాడు మళ్ళీ ఇక్కడ. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మవేత్త ముక్తి వేరండి, వాడికి సర్వేంద్రియములు లయమైపోతాయి. కానీ సగుణ బ్రహ్మోపాసన చేసి వాడికి అలాగే ఇతర పుణ్యలోకాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళే వాడికి మాత్రం వాగ్ వ్యాపారమే లయమవుతుంది, కానీ వాక్కు లయం కాదు అన్నాడు ఇక్కడ. అంటే వాగింద్రియం లయం కాదు, ఎందుకంటే అతడు జీవుడు సూక్ష్మ శరీరంతో నిష్క్రమిస్తాడు ఈ శరీరం నుంచి. మనం చెప్పుకున్నాం ఇవి కావు ఇంద్రియములు అంటే అని, ఆ సూక్ష్మముగా ఉంటాయి ఇంద్రియములు అనేటువంటిది. ఆ ఇంద్రియ వృత్తులు లయమవుతాయి, అందుకని ఇంద్రియములు లయం కావు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ లయం ఎలాంటిది అంటే స్వరూప లయమా వృత్తి లయమా అని చర్చ. వృత్తి అంటే పని, ఇది అర్థం చేసుకోండి. చాలా పెద్ద శబ్దమేమి కాదు ఇది. వృత్తి అంటే వ్యాపారము పని అని అర్థం. వాగ్ వృత్తి అంటే మాట్లాడడం అనే వృత్తి లయమవుతుంది, కానీ వాక్ కనబడే ఇంద్రియ శక్తి లయం కాదట. దీన్ని వృత్తి లయమంటారు. స్వరూప లయం అంటే ఇంకా వాక్ అనేదే లేకుండా లయమైపోవడం అనే ఉంటుంది, అసాధ్యం కాదు. దేంట్లో ప్రాణోత్కరణ సమయంలో సగుణ బ్రహ్మోపాసకుడికి కానీ ఇతర లోకాలకు వెళ్ళేవాడికి కానీ వాక్కు లయం లేదు, వృత్తి లయమే తప్ప స్వరూప లయం లేదయ్యా. స్వరూప లయం అంటే చెప్పుకోవచ్చు కెరటం తిరిగి సముద్రంలో కలిసిపోతే స్వరూప లయం, దానితోనే ఉపాదాన కారణంతోనే లయమైపోయింది. అదే మండుతున్న బొగ్గు మీద నీళ్లు జల్లేమనుకోండి, దాని స్వరూప లయం అనట్ట. ఎందుకంటే నిప్పు బొగ్గు యొక్క పరిస్థితి వేరు, దాని మీద పడిన జలము ఉపాదాన కారణమైన పదార్థం కాదు, అవునా లేదా? నిప్పుకు ఉపాదాన కారణం కాదు జలం, అది అన్య పదార్థం అది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ వృత్తి లయమే తప్ప స్వరూప లయము కాదు. ఉపాదాన కారణంతో కలిస్తే స్వరూప లయం, ఇక్కడ ఉపాదాన కారణంతో కలియలేదు. అంటే బ్రహ్మముతో ఐక్యం కాదు కదా ఇది. అందుకే ప్రాణోత్క్రమణ సమయంలో తెలుసుకోవలసింది ఇంద్రియములు సూక్ష్మ రూపాన్ని ధరించి ఉంటాయి, నశించవు. ఇది గ్రహించవలసింది. ఉంటాయి కనుకనే మళ్ళీ వాడు మరో శరీరంలో ప్రవేశించినప్పుడు అక్కడ కనిపించే బాహ్యేంద్రియాలకు కనెక్షన్ చేసుకుంటూ ఉంటాడు, పనిచేస్తూ ఉంటుంది. ఆ శరీరం విడిచిపెట్టేటప్పుడు అవన్నీ లోపలికి లాగేసుకుంటాడు సూక్ష్మంగా. అది ఎంత సూక్ష్మము అంటే దాని ప్రమాణాన్ని మనం చెప్పలేం. వాటన్నిటితో కలిసిపోయినటువంటి జీవుడు ప్రమాణం మనం చెప్పుకున్నాం ఒక రోజున. వాలాగ్రశత భాగస్య, వెంట్రుక యొక్క చివరి కొనని 100 భాగాలు చేస్తే అందులో ఒక భాగం. అంత సూక్ష్మమైపోతాయండి ఇవన్నీ. ఆ సూక్ష్మత్వం ఊహించలేం మనం ఇక్కడ. కనుక ఇవన్నీ ఉపాధులు ఉంటాయి కానీ సూక్ష్మస్థితిలో ఉంటాయి. ఇవి ఎలాగో అంటే మన సుషుప్తి అవస్థలో మన వాగ్వ్యాపారాలన్నీ నశించిపోయాయా, బయటికి వాగ్వృత్తి వెళ్ళిపోయిందే తప్ప వాక్కు నశించలేదు సుషుప్తి అవస్థలో. అది కొంచెం మనకి నిత్య జీవితంలో అనుభవం ఉన్న అవస్థ కనుక గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాం. అంతేగాని ప్రాణాలు పోయేటప్పుడు ఎలా లయమవుతుందో చెప్పాలంటే అది మనకి ఇప్పుడు అనుభవం కాదు. అది అప్పుడు అనుభవం ఏంటారు, చెప్పేవాడు ఉండడు వినేవాడు ఉండడు. కనుక కొంచెం మనకు ఊహ అర్థం కావడం కోసం సుషుప్తి గురించి చెప్పుకున్నాం. సుషుప్తిలో ఎక్కడికి పోయే ఇంద్రియాలన్నీ దర్శన శక్తి కానీ వాక్శక్తి కానీ ఎక్కడికి పోయి, ఎక్కడికి పోలే. అది వృత్తి లయమే తప్ప స్వరూపలయం కాదు. ఎలాగో ఇక్కడ కూడా అలా కొంచెం అర్థం చేసుకోవడం మనం వరకు ఇక్కడ చెప్పుకుంటున్నాం. కానీ వాంగ్ మనసి దర్శనాత్ అనే మాటలో వాక్కు మనస్సులో లయమంది అంటే సాధారణంగా వృత్తికి వృత్తి దేనిదో దానికి అభేదం చెప్తూ ఉంటాం గనక అక్కడ వాక్కు మనస్సులో కలుస్తుంది అంటే వాగ్ వృత్తి కలుస్తుందని ఉపనిషత్తు యొక్క అర్థము. ఇది ప్రస్తావన చేశారు. అదేవిధంగా అతయేవత సర్వాణ్యను దాన్ని అనుసరించే మిగిలినవి కూడా తీసుకోండి అని తర్వాత సూత్రం. మిగిలినవి అంటే వాక్కులాగే చక్షురాది, కళ్ళు, శ్రవణము, ఇత్యాది అన్నీ కూడా తీసుకోవాలి. కనుక ఇంద్రియాల వృత్తులన్నీ మనస్సులో లయమైపోతాయి. అందుకు వాంగ్ మనసి అనడంలో వాక్కు మొదలైనా అని అర్థం తీసుకోవాలి. ఆ సూక్ష్మేంద్రియ శక్తులని దేంట్లోకి చేరుతున్నాయట, మనస్సులోకి చేరుతున్నది. ఇక్కడ మనస్సుకు కూడా స్వరూప లయం లేదు, వృత్తి లయమే ఉన్నది. ఇది కూడా తెలుసుకోవాల్సింది. కానీ వృత్తి లయం అందుకే తస్మాదుపశాంత తేజా పునర్భవమింద్రియైర్ మనసి సంపద్యమానై అని ప్రశ్నోపనిషత్తులను మంత్రం చెప్తున్నాడు. ఈ విధంగా ఎవరైతే ఎవరి ఇంద్రియములైతే వృత్తిలయములు జరుగుతున్నాయో అతడి శరీరం పైకి పెడుతుంది, వాడి శరీర ఉష్ణం తగ్గిపోయి ఇంద్రియాలతో పాటు పునర్జన్మ పొందుతున్నాడు. శరీర ఉష్ణము తగ్గి ఇంద్రియాలతో పాటు పునర్జన్మ పొందుతున్నాడు. శరీర ఉష్ణము తగ్గడం అంటేనే సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని విడిచిపెట్టడం. ఇక్కడ జీవుడు అనే మాట ఎక్కడికి వచ్చినప్పటికీ సూక్ష్మ శరీర సహితుడు. ఇది తెలుసుకోండి. ఈ శరీరం పోయినవాడు జీవుడే, స్థూల శరీరం పోయింది కానీ సూక్ష్మ శరీరం ఉన్నది వాడికి. బుద్ధ్యాది ఉపాధులతో ఉన్నటువంటి వాడు, వాడు జీవుడు. ఉపాధి వదిలేస్తే ఇంకేమున్నది? కనుక సగణ బ్రహ్మ ఉపాసనలో పొందే ముక్తి కూడా వాడు ఈ సూక్ష్మదశతో కూడే వెళతాడే తప్ప వీటన్నిటి రాల్చేయడం అనేది ఉండదు. అది కేవలం నిర్గుణ బ్రహ్మైక్య స్థితిలో మాత్రమే ఉంటుంది. అది వివరిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా మనోధికరణం అనేటువంటి అధికరణంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ తన్ మన ప్రాణ ఉత్తరాత్ అన్నారు ఇక్కడ. అంటే ఇంద్రియ వృత్తుల లయానికి ఆధారం మనస్సు, ఆ మనోవృత్తి ప్రాణంలో లీనమవుతున్నది అన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం? వాక్కు మొదలైన ఇంద్రియ వృత్తులన్నీ మనస్సులో లీనమవుతే, మనోవృత్తులు ప్రాణములో లీనమవుతే ఈ ప్రాణం ఉన్నదే, ఈ ప్రాణం అధ్యక్షుణ్ణి చేరుతోందిట. ఇది తెలుసుకోవాల్సిన అందమైన అంశం ఇది. కానీ ఇంద్రియ వ్యాపారాలన్నీ మనస్సులో లయమైతే, మనోవ్యాపారాలన్నీ ప్రాణంలో లయమైతే, ఇవన్నీ కలిసి ఇప్పుడు ఎవరిని చేరుకున్నాయి? జీవుణ్ణి. అందుకే సోధ్యక్షే తదుపగమాదిభ్య, ఇది అధ్యక్షాధికరణం. తదుపగమాదిభ్య అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నీ కలిసి వీటితో పాటు అధ్యక్షుడిని చేరుకుంటున్నాయి. అధ్యక్షుడు అంటే జీవుడు అని అర్థం. వీటన్నిటికీ అధ్యక్షుడు వాడు. అందుకే ఇక్కడ ఏవమేవేమమాత్మానమంతకాలే సర్వే ప్రాణ అభిసమాయంతి ఎత్రైత ఊర్ధ్వోచ్ఛ్వాసీ భవతి. ఊర్ధ్వోచ్ఛ్వాసి అంటే మరణ సమయంలో కలిగే ఎగ ఊపిరండి. ఆ ఎగశ్వాస చేస్తున్న సమయంలో ఇవన్నీ ఆ విధంగా చేరుకుంటున్నాయి. అంటే మరణావస్థ అనే దాన్ని ఎలా చూపిస్తున్నాడో చూడండి ఇక్కడ. అంటే ముక్తి గురించి ఎంత సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మన యొక్క శాస్త్రములు ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ అంత స్పష్టంగా గతుల గురించి చెప్తున్న అంశం ఇది. తముత్క్రామంతం ప్రాణోనూత్క్రామంతి ప్రాణమనూత్క్రామంతం సర్వే ప్రాణ అనూత్క్రామంతి. ముఖ్య ప్రాణం ఎప్పుడైతే చేరుకుందో దాన్ని అనుసరించి ఇంద్రియాలన్నీ చేరుతున్నాయి. ఎక్కడికి? జీవుడి వద్దకు. వీటితో పాటు జీవుడి కదలిక అనమాట ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ఎలాంటిది అంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు శంకరుల వారు. రాజు ఎక్కడికైనా వెళదామని బయలుదేరితే వెంటనే ముఖ్యమైనటువంటి వాళ్ళు, మొత్తం ఊళ్ళో ఉన్నవాళ్ళు, కోటలో ఉన్నవాళ్ళు రాకపోయినా ప్రధానమైన ఒక సేనాధ్యక్షుడు, ఒక మంత్రో, కొంత పరివారము ఎలాగైతే రాజు వెంట వస్తూ ఉంటారో, జీవుడి దేహాన్ని పరిత్యజించి వెళ్ళేటప్పుడు పరివారంలాగా ఇక్కడ వస్తూ ఉంటారు. అంత అంత చక్కటి ఉపమానం చూపించాడు కానీ, కనుక మనము రాజులమే ఈ బాడీకి, వీటితో పాటు తిరుగుతున్నాం. కనుక అధ్యక్ష అనే శబ్దం చాలా బాగున్నది. దీనితో పాటు బయలుదేరుతున్నాడు. ఇక్కడ భూతేషు తచ్చృతేహే అని మాట ఉన్నది. దీని అర్థం ఏంటంటే ప్రాణస్ తేజస్సి అన్నారు. ప్రాణము తేజస్సులో చేరుతున్నది అని అన్నారు కదా. తేజస్సు అంటే అగ్ని. అగ్ని ఎందే చేరుతుంది అంటే అక్కడ దాని అర్థం అగ్ని అని మాత్రమే కాదయ్యా, సూక్ష్మభూతములు అని అర్థం ఇక్కడ. సూక్ష్మభూతములు అని పైగా తేజస్సు అన్నప్పుడు జీవుడు వాడు తేజస్వరూపుడే గనక, చైతన్య స్వరూపుడే గనక తీసుకోవచ్చు. కనుక సూక్ష్మభూతములు కూడా ఉంటాయి ఇక్కడ, ఇది తెలుసుకో. ఇంద్రియ వృత్తులు, మనోవృత్తులు ప్రాణంలో లయమైతే ఇప్పుడు సూక్ష్మభూతములు కూడా కలిసి ఉంటాయి. వీటితో పాటు కలిసి విడిపెడుతూ ఉన్నాడు. కనుక అన్ని భూతములు సూక్ష్మాంశములతో కలిసి సూక్ష్మ శరీరుడైనటువంటి జీవుడు భావి శరీరం కోసం వెళతాడు. ఇది ఇక్కడ విషయం. ఇక్కడ ఉపాసకుడు కూడా ఇలాగే జరుగుతుందా అంటే, ఇంతవరకు ఉపాసకుడికి ఇతరులకి సమానమే అన్నాడు ఇక్కడ. సమానాచ అసృత్యుపక్రమాత్ అమృతత్వంచ అనుపోష్య అన్నాడు ఇక్కడ. ఎందువల్ల అలా జరుగుతుంది చాలా తెలుసుకోవాల్సింది. ఉపాసకుడైనా వాడికి ఇహంలో అవిద్యా దహనం జరగలేదు కనుక అన్నాడు ఇక్కడ. ఎందుకంటే వాడు నిర్గుణమైన శుద్ధ బ్రహ్మముతో ఐక్యమయ్యే అభేద స్థితికి చేరుకుంటే వాడికి కూడా ఇవన్నీ అక్కర్లేదు. వాడికి అక్కడికక్కడే లయం, వాడికి మరో లోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకు సగుణ బ్రహ్మోపాసకుడికి ఇలా జరుగుతుంది. వీడు ఎలాగైతే దేహాన్ని ఈ పద్ధతిలో విడిచిపెడుతున్నాడో, ఎవడు కర్మఠుడైనటువంటి వాడు, అదేవిధంగా సగుణ బ్రహ్మోపాసకుడు కూడా విడిచిపెట్టడం వరకు ఇద్దరికీ సమానమే అన్నాడు. కానీ వెళ్ళడంలో మాత్రం తేడా ఉన్నది. ఎలాగో అంటే సగుణ బ్రహ్మజ్ఞాని మూర్ధన్య నాడి నుంచి వెళతట బయటికి. వాడి గ్రమణం చాలా గొప్పదండి. ఇతరులకు అలా జరగదు. అది ఇక్కడ వెళ్ళే తీరు మారిపోతుంది. కానీ వెళ్ళుతున్నటువంటి అన్ని కూడగొట్టుకు వెళ్ళడం మాత్రం ఇద్దరికీ సమానమే. ఎందువల్ల ఇలా జరుగుతుంది ఇది ప్రశ్న. ఎందుకంటే ఈ సగుణ బ్రహ్మోపాసన చేసిన వాడు ఒకేలాగా ఎందుకు వెళుతున్నారు అంటే, అద్భుతమైనటువంటి సూత్రం మొదలవుతుంది ఇక్కడ. తదాపీతేహే సంసార వ్యపదేశాత్, ఇది సూత్రం. దీని అర్థం ఏంటంటే ఆపీతేహే పూర్తిగా తాగే వరకు అని మామూలు నిఘంటు అర్థం. కానీ ఇక్కడ సూత్రంలో అర్థం ఏంటంటే ఆపీతేహే అంటే సంపూర్ణమైన మోక్షము లభించే వరకు. సంపూర్ణమైన మోక్షం, బ్రహ్మలోకానికి చేరడం సంపూర్ణమైన మోక్షం కాదు. అందుకు సంపూర్ణమైన మోక్షం అంటే జీవ బ్రహ్మైక్యమే, అభేదమే, అది లభించే వరకు సంసారం ఉంటుంది అని శాస్త్రములు చెప్పడం చేత. అంటే సగుణ బ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకానికి చేరిన సంసారం ఉంది వాడికి, అక్కడ ఒక సంసారం. సంసారం అంటే మరేమిటో కాదు, అవిద్యతో కలిసి ఉండడమే సంసారం, మరేమీ కాదు. మన లోకంలో వాడేటువంటి పెళ్లి చేసుకుంటే సంసారి, పెళ్లి కాకపోతే ఇంకేమిటో అని కాదు. ఇక్కడ అవిద్యతో కలిసి ఉన్నవాడే సంసారి. వాడికి సమ్యక్ శరణం, సంసరణం, నిరంతర ప్రవాహం ఉన్నది. ఈ లోకం నుంచి ఆ లోకానికి, ఆ లోకం నుంచి ఈ లోకానికి ప్రవాహం ఉన్నది. కనుకనే ఉపాధితో కలిసి ఉన్నంత వరకు సంసారమే. కనుక సగుణ బ్రహ్మలోకానికి చేరిన వాడికి కూడా మనస్సు మొదలైన ఉపాధులు ఉన్నాయి, ఇది తెలుసుకోవాల్సింది. అది పూర్ణ బ్రహ్మైక్యవాడికి తప్ప. అందుకు ఆపీతేహి అంటే మోక్షం దొరికే వరకు అంటున్నాడు బాదరాయణుడు. ఇది వివరించారు. ఎందుకంటే దీని కఠోపనిషత్తులో మంత్రం. ప్రతిదానికి కూడా ఎవరు తోచింది వాళ్ళు చెప్పడం కాదండి, సూత్రకారుడు చెప్తున్నాడు బాదరాయణుడు. ఆ సూత్రకారుడు కూడా ఉపనిషత్ మంత్రాన్ని ఆధారం తీసుకు చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ ఏం చెప్పారో శంకరులు చెప్తున్నారంతే ఇక్కడ. యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాను మన్యేను సంయంతి యథాకర్మ యథాశ్రుతం. ఇది కఠోపనిషత్తులైన మంత్రం. అంటే కొందరు జీవులు శరీరధారులు అవడం కోసమై, వారు ఇతర శరీరము ధరించడం కోసమై ఈ విధంగా వెళుతూ ఉంటారు అని శాస్త్రం చెప్తున్నది. కానీ ఎవరైనా సరే ఈ విధంగా వెళ్ళవలసిందే అని సూక్ష్మావస్థలో ఉన్న భూతములతో పాటు ఈ ప్రయాణం ఎవరికైనా తప్పదు, మోక్షం సంపూర్ణంగా దొరికే వరకు. సూక్ష్మం ప్రమాణతశ్చ తథోపలబ్ధేహే. ఇది తర్వాత సూత్రం. అయ్యా, ఈ శరీరం నుంచి వెళ్ళిపోతున్నటువంటి వీడు ఎందుకు గోచరించడు? అంటే ఎప్పుడైనా కంటికి గోచరించేది స్థూలమైనవే గోచరిస్తాయి, స్థూల శరీరాదులే గోచరిస్తాయి. మాటకొస్తే బుద్ధి కూడా గోచరించదు. ఏది వ్యవహార జీవితంలోనే బుద్ధి కనబడదు, ప్రాణం కనబడదు. వ్యవహార జీవనంలోనే అంతఃకరణం కనబడుతుందా ఎవరికి? అది అత్యంత సూక్ష్మం కనుకే కనబడదు అక్కడ. కానీ సూక్ష్మ శరీరాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఆ సూక్ష్మభూతములు, ఆ సూక్ష్మమైనటువంటి ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు వీటన్నిటితో కలిసినటువంటి వాడిని జీవుడన్నో. ఈ కలిసిన మొత్తం కలుపుకుని సూక్ష్మ శరీరం అని వ్యవహారం ఇక్కడ. అలాగే ఇక్కడ ఆ వెళ్ళేటువంటి తేజస్సు అత్యంత సూక్ష్మమైన నాడీ రంధ్రాల నుంచి బయటకు వస్తుంది కనుక కనబడదు అన్నాడు. ఇప్పుడు మనకప్పుడే ఒకటి అర్థమవుతుంది, స్థూల శరీరం లోపల కూడా ఉన్నాడు అని. ఇవి వింటూ ఉంటే మోక్షం దొరుకుతుందా లేదా, మోక్షం అర్థమవుతుందా లేదా పక్కన పెట్టేయండి. ఒక్కటి మాత్రం తెలుస్తుంది, ఈ శరీరానికి ఏమైనా ఈ లోపల సూక్ష్మ శరీరానికి ఏం అవ్వదు అని ఒకటి తెలిసిపోతుంది కదా. అదొక్కటి చాలు మనకి మరణానికి సంబంధించిన రకరకాల భ్రాంతుల నుంచి, భయాల నుంచి బయటపెట్టేస్తుంది. ఒక రిలీఫ్ కనీసం. సంపూర్ణంగా అవగాహన చేసుకున్నామా అది వేరే విషయం. పైగా నోపమర్దే నాతహ అని తర్వాత సూత్రం. నా ఉపమర్దేన అతహ. సూక్ష్మమైనది గనక అది కంటికి గోచరించదు. ఆ కారణం చేతనే స్థూల శరీరంలో అది ఉన్నా ఈ స్థూల శరీరానికి కలిగే బాధలేవి సూక్ష్మ శరీరానికి అంటవు అన్నాడు ఇక్కడ. దానికి అంటవు నిజానికి సూక్ష్మ శరీరానికి, భ్రాంతి చేత అనుభవించడమే తప్ప నిజానికి అంటవ సూక్ష్మానికి. దాన్ని ఎవడు, దీని స్థూల శరీరపు యొక్క ఉపమర్దం అంటే ఒరిపిడి, ఒరిపిడి అంటే దాంతో కలిసి ఉండడం వల్ల వచ్చిన రాపిడి, అది దానివల్ల సూక్ష్మ శరీరానికి బాధ కలగదు. మరి సూక్ష్మ శరీరం ఉంది పోయింది ఎలా అని చెప్తామంటే, ఉన్నప్పుడు స్థూల శరీరం ఎలా ఉంటుంది, పోయినప్పుడు ఎలా ఉంటుందో తేడా చెప్తున్నాడు చూడండి. ఇదంతా ఒక చక్కటి, ఇదంతా వ్యవహార దశే. ప్రాణం పోయి సూక్ష్మ శరీరం మొదలే వరకు వ్యవహార దశే. అందుకు స్పష్టంగా ఇందులో అశ్వైవ చోపపత్తరేష ఊష్మా, ఇది సూత్రం. అంటే అస్య ఏవచ ఉపపత్తేహే ఏష ఊష్మా. అంటే ఈ స్థూల శరీరం మనకి వెచ్చగా తగులుతూ ఉంటుంది. ఊష్మ అంటే ఒక వేడి ఆవిరి అని అర్థం. ఊష్మం అంటే మన శరీరం నుంచి ఒక వేడి అయిన ఆవిరి ఎప్పుడూ ఉంటూ ఉంటుందిట. వేడి అయిన ఆవిరి ఎంతవరకు ఉంటుందయ్యా అంటే, ఈ సూక్ష్మ శరీరం ఇందులో ఉన్నంత వరకే వేడి అయిన ఆవిరి ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం ఈ విధమైనటువంటి ఇంద్రియాలతో వీటితో బయటకు వచ్చేసి ఎప్పుడైతే ఉత్క్రాంతి జరిగిందో వెంటనే శరీరం చల్లబడుతుంది. అందుకే శరీరం చల్లబడిపోయింది అండి అని ఎందుకంటారు అంటే, సూక్ష్మ శరీరం వదిలేసింది కనుక. దీన్ని బట్టి మనం సూక్ష్మ శరీరపు ఉనికిని అవగాహన చేసుకోవాలి. అందుకే ఊష్మ అనే మాట ఇక్కడ వేశాడు, అర్థమైంది కదా. కనుక సూక్ష్మ శరీరం శరీరాన్ని వదిలిపెట్టడం చేత ఊష్మం పోయి శరీరం చల్లబడుతుంది, అది ఉన్నంతసేపే శరీరానికి వెచ్చదనం. ఇది వివరించారు. ఇంతవరకు మనకి సగుణ బ్రహ్మోపాసకుడు కూడా శరీరాన్ని ఎలా విడిచిపెడతాడో చెప్పాం. గతిదాకా ఇంకా వెళ్ళలేదండి, వీడి గతి వేరు. పుణ్యకర్మలు చేసే వాళ్ళ గతి గురించి ఒక సబ్జెక్ట్ మొత్తం డీటెయిల్గా చెప్పేశాం కనుక దాని గురించి చెప్పక్కర్లేదు. ఇక పాపకర్మలుదా, అది కూడా గతి అనుకుంటే ఆ గతి ఎలాగో చెప్పుకున్నాం. ఇప్పుడు ముగ్గురు గతులు, ఇప్పుడు ఈ వీడికి మాత్రం గతి చెప్పలేదు సగడ బ్రహ్మోపాసకుడిది. ప్రాణోత్క్రమణం అంటారు దీన్ని, విడిచిపెట్టుట మాత్రమే ఇక్కడ వరకు చెప్పుకున్నాం. వాడి గతి చెప్తాడు. వాడి గతి చెప్పే లోపల ఈ ప్రాణోత్క్రమణం వీడికి ఎలా జరిగింది కదా, నిర్గుణ బ్రహ్మోపాసకుడికి ఎలా జరుగుతుందో చెప్పాలి. ఇక్కడ నిర్గుణ బ్రహ్మ ఉపాసకుడు అనే మాటని గౌణంగానే అన్నాం కానీ నిర్గుణ బ్రహ్మవేత్త, బ్రహ్మవేత్త వాడికి ఎలా జరుగుతుందో వివరిస్తున్నారు ఇక్కడ. నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి కూడా ఉత్క్రాంతి ఉన్నదా అంటే, ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు. ప్రతిషేధాత్ ఇతి చేత్ నా శారీరాత్ అని సూత్రం. ఎందుకంటే ఇవి అత్యంత సూక్ష్మదర్శనంతో చెప్పినటువంటి, మైన్యూట్ నాలెడ్జ్తో చెప్పినటువంటి మాటలు అండి ఇవన్నీ కూడా. స్థూలంగా చెప్తే వేరే విషయం, అత్యంత సూక్ష్మం. అంత జాగ్రత్తగా చెప్తున్నారు ఈ విషయమని బాదరాయణుడు. ఏమనంటే, బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమింపవు అని శృతి చెప్తోంది. నతస్య ప్రాణ ఉత్క్రామంతి, బ్రహ్మవేత్తకు ప్రాణ ఉత్క్రమణము లేదు. అంటే అర్థమేంటి, వాడు ఆ ప్రాణం నుంచి విడిపడడు అని అర్థమా అంటే, ఇక్కడ అతడికి శరీరం నుండి ఉత్క్రమణం లేదు అని అర్థం కాదయ్యా దానికి అన్నారు. ఇక్కడ బ్రహ్మవేత్తకు ఉత్క్రమణం లేదు అన్న దానికి అర్థం ఏంటంటే శరీరం నుంచే ఉత్క్రమణం లేదు అని, వాడు శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే కనుక శరీరం నుంచి ఉత్క్రమణం లేదు అనడానికి లేదు, కానీ వాళ్ళు అలా జరగదు వీడికి, ఇది తెలుసుకోవాల్సింది. అంటే వాక్కు మనసులోకి వెళ్ళడం, మనసు దీనిలోకి వెళ్ళడం ఇలా జరగదు అది చెప్తూ, వాడికి జీవుని నుండి ఉత్క్రమణం అనేది లేదు, అంటే వీటన్నిటిని వీటిని విడిచిపెట్టుకుని ఎక్కడికో వెళ్ళడం అనేటువంటి స్థితి వాడికి లేదు. ఎవరికి? నిర్గుణ బ్రహ్మవేత్తకి. వాడికి అది లేదు. మరి వాడు ఎలా వెళుతున్నాడో ఇక్కడ చక్కగా వివరిస్తున్నారు. అథా కామాయమానో, అథా కామయమానో యో కామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో భవతి నతస్య ప్రాణా ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ఇది బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రం. పరమ వైరాగ్య సంపన్నుడై, వాడి స్థితి చూడండి ఎలా వర్ణిస్తున్నారో, పరమ వైరాగ్య సంపన్నుడై బాహ్య అభ్యంతర విషయాలను కోరుకోకుండా స్వస్వరూపంలోనే నిరంతరం తృప్తి చెందుతూ, అదే ఇక్కడ యహ అకామ నిష్కామ ఆప్తకామ ఆత్మకామ. ఎంత అందమైన శబ్దములండి ఇవన్నీ. వాడు స్వస్వరూపంలోనే ఎవడైతే తృప్తి పడుతున్నాడో వాడి ప్రాణాలు ఉత్క్రమింపవు అంటే అర్థం శరీరం నుంచి బయటికి వెలికి రాడు అని కాదయ్యా, అది ఇక్కడ చెప్తున్నది. అది ఎలాగో జరుగుతుంది, వాడికి మళ్ళీ జీవుని నుండి లేవడం అనేది లేదు, ఇది విషయాన్ని విరుస్తున్నాడు. దీని అర్థం మనం కొంచెం స్పష్టంగా తెలుసుకుందాం. ఎందుకంటే సరిగ్గా బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడి మాట చెప్తుంటాడు, ఎత్రాయం పురుషో మ్రియతే యదస్మాత్ ప్రాణ క్రామంతి అహో నేతి నేతి హోవాచ యాజ్ఞవల్క్య అని బృహదారణ్యకంలో ఉన్నమాట. అంటే చనిపోయే వాని ప్రాణాలు ఉత్క్రమణం చెందుతాయా చందవా అని అడిగితే అహో ఏమిటా ప్రశ్న, చందవు చందవు అన్నట్టు, అంత గట్టి మాట. ప్రాణాలు ఉత్క్రమణం చందవన్నాడు, అంటే శరీరం నుంచి విడిచిపెట్టడు అని కాదయ్యా దాని అర్థం. దాని అర్థం ఏంటంటే అత్రైవ సమలీయంతే, ఇది చెప్పాడు. అత్రైవ అక్కడే అవన్నీ, ఇందాక చెప్పిన సూక్ష్మభూతములు ఇవన్నీ కూడా లయమైపోయి ఆ జీవుడు ఇంకా బ్రహ్మమునికి అభేదమై ఉంటాడు, అది బ్రహ్మైక్యం చెందుతాడు. అక్కడ వాడికి ఏదో లోకాలకు గమనము ఏమీ లేదు, వాడికి సూక్ష్మభూతములు సూక్ష్మ ఇంద్రియములు సూక్ష్మమైన మనస్సు వీటితో అసలు సంబంధం లేదు. మరి అవన్నీ ఏమైపోతాయి చెప్తున్నాడు, అవన్నీ ఏమవుతాయి జాగ్రత్తగా చెప్తున్నాడు అవన్నీ కూడా. అందుకే వాడికి మరణం మాత్రం వాడికి కూడా సమానమేట. నిర్గుణ బ్రహ్మతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు, వాడికి మరణం కూడా చూడ్డానికి అలాగే కనబడుతుంది. ఎందుకంటే వాడి మరణం ఎలా ఉంటుందో వర్ణించారు. స ఉచ్ఛయత్యాత్మాయ యత్యాత్మాతో మృతశ్చేతే, ఈ మాట చూపిస్తున్నారు. దీని అర్థం ఏంటంటే ఆ పురుషుడు కూడా మరణ సమయంలో ఉబ్బుపోయడం, పొట్ట వాయువు చేత పూరింపబడడం, పడిపోవడం దేహం, ఇవన్నీ అతనికి జరుగుతాయి. కానీ మిగిలిన వాళ్ళలా సూక్ష్మమైనవన్నీ పట్టుకుని ఏదో ఒక నాడిలుంచి రావడం, ఈ అవస్థలు ఉండవు అతనికి. అత్ర బ్రహ్మ సమస్నుతే, వాడు అక్కడే బ్రహ్మమైపోతున్నాడు అన్నారు, బ్రహ్మముతో ఐక్యం చెందుతున్నాడు. ఈ మాట మనకి మహాభారతంలో కూడా చెప్పబడింది అంటున్నారు. స్మర్యతే చ అనే సూత్రంలో స్మర్యతే ఎక్కడికొచ్చినా స్మృతిలో ఉంది. ఇక్కడ స్మృతి అంటే భారతాన్ని తీసుకున్నారు, భగవద్గీతని తీసుకోవచ్చు, పురాణాన్ని తీసుకోవచ్చు, భారతాన్ని తీసుకోవచ్చు స్మృతిలో. కనుకనే భగవద్గీత వచనములు భారత వచనములు కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఇక్కడ భారతంలో చెప్తున్నారు. సర్వభూతాత్మభూతస్య సర్వభూతాత్మభూతస్య సమ్యక్ భూతాన్ని పశ్యత దేవాపి మార్గే ముహ్యంతి అపదస్య పదైషిణ. ఏ పదము లేనివాడు యొక్క స్థితిని చూసి దేవతలే ఆశ్చర్యపోయి నమస్కారం చేస్తారట. ఎంత ఏ పదము అంటే వాడికి ఏ లోకానికి వెళ్ళాడు, పాపలోకం లేదు, పుణ్యలోకము లేదు, సుగుణ బ్రహ్మలోకం కూడా లేదు. వాడి స్థితి ఎంత గొప్పదండి, అది చాలా గొప్పదైనటువంటి మోక్షం అది. ఎవడైతే సగుణోపాసకుడు క్రమముక్తితో వెళ్ళి బ్రహ్మలోకంలో చాలా కాలం ఉండి ఆడ తర్వాత దేన్ని పొందుతాడో, నిర్గుణ బ్రహ్మవేత్త ఇక్కడ అదే ఇప్పుడు పొందుతున్నాడు. ఎంత గొప్ప విషయం అది, అది అందుకు ఈ మోక్షాన్ని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అందుకు వాడు వెళుతున్న స్థితిని భారతం వర్ణిస్తోంది ఏమనంటే, సమస్త భూతములు ఎందు ఏ ఆత్మ ఉన్నదో అదే నేనని తెలుసుకుని సర్వభూతాత్మభూతస్య, వాడు సర్వభూత ఆత్మభూతుడు అయినటువంటి వాడు, అన్ని భూతాల్లోనూ పరమేశ్వరుని తెలిసినటువంటి వాడు, వీడికే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శిన అని పరమాత్మ వీడి గురించి చెప్పాడు. ఆ స్థాయి వేరు, ఆ చెప్పిన స్థాయి అది. ఇక్కడ భారతంలో మళ్ళీ ఈ విషయాన్ని అందిస్తున్నారు. కనుక సమస్త భూతాల్ని ఆత్మమాత్రంగా తెలుసుకుని అన్ని భూతాల్లోనూ ఉన్న పరమేశ్వరుని తెలుసుకుని బ్రహ్మ కంటే భిన్నమైన స్థానాన్ని ఎరగని వాడు ఎవడైతే ఉన్నాడో వాడి స్థితి మాకెప్పుడు లభిస్తుందా అని దేవతలు చూసి దండం పెడుతుంటారట వాడిని. అంతే ఇంకేం చేయలేరు వాళ్ళు, దేవతలకు కూడా దొరకదనమాట. అటువంటి స్థితి అది, దేవతలకు కూడా అది లేదు ఇది తెలుసుకోండి. దేవతలు కూడా ఈ సగుణ బ్రహ్మలోకం కంటే కింది లోకాల్లో సెటిల్ అయినటువంటి ఏదో మహాత్ములు గొప్పవారు, ఎవరికంటే మనకంటే. కానీ ఆ మోక్షం అనేది అంత గొప్పది, ఇది చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు వీడి ఇంద్రియములు గొడవ ఎలాగా, వీడికి ఇంద్రియములు, సూక్ష్మేంద్రియములు, ప్రాణములు ఇవన్నీ ఏమైపోతాయి, ఏమవుతాయో ఇక్కడ వివరించబడుతుంది. ముండకోపనిషత్తులో మంత్రంతో చెప్తున్నారు, గతాకళా పంచదశ ప్రతిష్టా అని. దీనికి సూత్రం ఏంటంటే తాని పరే తథాహి ఆహా అనే సూత్రం ఇస్తున్నాడు. తాని పరే తథాహ్యాహ, ఈ సూత్రంలో చెప్తున్నదంటే తాని, తాని అంటే బహువచన, అవి అనమాట, ఇంకేమిటో కదా. అవి అంటే ఏవి, ఆ సూక్ష్మమైనటువంటి ఇంద్రియములు, భూతములు, ఇవన్నీ ప్రాణముతో కలిసి ఉన్న ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే పరే, ఆ పరమ పురుషంలోనే లీనమైపోతున్నాయి ఇవన్నీ అన్నాడు. అందుకని ఇవన్నీ వెళ్ళి వెళ్ళడం లేదయ్యా, ఇది ఎలాగూ అనే దాని చక్కటి విషయం మనకు మంత్రం ప్రశ్నోపనిషత్తులో ఉన్నది ఆధారం చూపిస్తున్నాయి. ఎలా ముక్తి జరుగుతుంది, వాడికి ఇంకా వీడితో సంబంధం లేదు, వాడు ఎప్పుడైతే బ్రహ్మమైపోయాడో ఈ మిగిలిన వాటి స్థితి ఏమైపోతుందో వర్ణిస్తున్నారు ఇక్కడ. స్థూలదేహం ఇలాగే పడిందండి, ఆ సూక్ష్మమైనవి ఏమవుతాయో వర్ణించి చూపిస్తున్నాడు. యథే మానజ్యస్యందమానా సముద్రాయణాః సముద్రం ప్రాప్య అంతం గచ్చంతి భిద్యేతే తాసాం నామరూపే సముద్ర ఇచ్చేవ ప్రోచ్యతే ఏవమేవ అస్య ద్రష్టుః ఇమాః షోడశ కళాః పురుషాయమానాః పురుషం ప్రాప్య అంతం గచ్చంతి భిద్యేతే తాసాం నామరూపే పురుష ఇచ్చేవ ప్రోచ్యతే అనే ప్రశ్నోపనిషత్తు. ఇంత విస్తారమైన మంత్రంలో నిర్గుణ బ్రహ్మ వేత్త ఏ విధంగా లయమవుతున్నాడో వివరిస్తున్నారు. నదులన్నీ సముద్రాన్ని చేరి తమ రామరూపాలను కోల్పోయి సముద్రం అనేవి వ్యవహరింపబడుతుంటాయి. నదులన్నీ సముద్రాన్ని చేరి తమ తమ నామరూపాలను కోల్పోయి సముద్రం అనే పేరుతో వ్యవహరింపబడినట్లుగా బ్రహ్మవేత్త తాను బ్రహ్మస్వరూపాన్ని అనే ఎరుక చేత ఆ విధంగానే వ్యవహరింపబడతాడు. అతడు ప్రత్యగ్రూపమైన బ్రహ్మస్వరూపాన్ని చూస్తూ ఉన్నటువంటి బ్రహ్మవేత్త. ఎంత చక్కటి మాట చూడండి, ప్రత్యగ్ ఏవమేవ అస్య ద్రష్టుః అనే మాట అక్కడ చెప్పడంలో ఆ జీవుడి దృష్టి ఇంకుపాధులతో లేదది, ఉపాధి తాదాత్మ్యాన్ని ఇప్పుడు విడిచిపెట్టేశాడు వాడు. అయితే ప్రారంభవశాత్తు ఉపాధులు ఉన్నాయి అక్కడ, అంతే, వాడు విడిచిపెట్టేశాడు. ఎలాగూ ఉంటాయి అంటే దానికి అనేక ఉపమానాలు, మనం దీన్నే ఉర్వారకమయ బంధనాత్ అనే మాటలు అక్కడ వర్ణించుకోవచ్చు. ప్రారంధం వరకు దేహం ఉంటుంది, కర్మ ఉంటుంది, కానీ వీడు అంటట్ట. ఎలా అంటాడు అంటే పండిన దోస పండు తొడిము నుంచి విడిపడినట్లు, అదండి అసలు మృత్యుబంధం నుంచి విడిపడ్డం అంటే. అందులోనూ ఉన్నాడు మనలాగే, ఇప్పుడు రమణులు కనిపించారు అక్కడ, వాని దగ్గరికి వెళ్ళినవాడు ఉన్నాడు, ఇద్దరూ కనబడుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో తెలుసా, పండిన దోస పండు తొడిము నుంచి విడిపడి ఉన్నట్టు. తొడిము నుంచి విడిపడ్డం అంటే తొడిము నుంచి దూరం రాదు, తొడిములోనే ఉంటుంది కానీ విడిపోతుంది. అదేవిధంగా వాళ్ళ దేహంలో ఉన్నా ఉపాధి తాదాత్మ్యం వాళ్ళకు ఉండదు, అదే తేడా మరేమిటి అని. అందుకు బ్రహ్మజ్ఞులు వాళ్ళు అలాగే ఉన్నారు, కానీ వాళ్ళకి ఈ శరీరం వెళ్ళినప్పుడు వాళ్ళ లోపల అంతవరకు ఉన్నటువంటి ఇవన్నీ ఏమైపోతాయి, సూక్ష్మమైనటువంటి భూతములు, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు ఇవన్నీ ఏమైపోతాయి వాళ్ళకి, ఇది ప్రశ్న కదా. ఆ ఏమైపోతాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఉపాధిని సంపూర్ణం విడిచిపెట్టారు, ఉపాధాదత్యం వాళ్ళ బ్రహ్మములు ఐక్యమైపోయారు. అప్పుడు ఇవేమవుతున్నాయి, దీని గురించి ఈ మంత్రంలోనే చక్కగా, ఏవమేవ అస్య ద్రష్టుః ఇమాః షోడశ కళాః పురుషాయమానాః పురుషం ప్రాప్య అంతం గచ్చంతి. నదులన్నీ సముద్రంలో చేరిపోయాక ఇంకా నదికి వేరే ఉనికిని చెప్పగలమా, అందులో కలిసిపోయే నదులు ఏమండి అని సముద్రంలోకి వెళ్ళి ఇది గంగా నదండి, ఇది కావేరీ నదండి, ఇది యమునా నదండి అని ఎవడని చెప్పగలడా. ఇదే మాట మనకి నామరూపం విహాయ అనేటువంటి మంత్రము చెప్తున్నది, భగవద్గీత కృష్ణ పరమాత్మ కూడా ఇదే ఉపమానాన్ని వాడారు, నదులు సముద్రముడు చేరినట్లుగా అని. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏకత్వమే ఉంది కానీ ఇంకా మరి విడితనం లేదు కదా. అలాగే ఇక్కడ కూడా షోడశ కళాహ పురుషాయమానాహ పురుషం ప్రాప్య అంతం గచ్చంతి. ఇక్కడ షోడశ కళం పురుషం వేత్త అనే మాట ప్రశ్నోపనిషత్తులో గొప్ప మాట. జీవుడు అనేవాడు 16 కళలతో ఉన్నవాడు, ఇది తెలుసుకోవాల్సిన మాట. 16 కళలు, ఈ 16 కళలు అంటే 11 ఇంద్రియాలు, 5 ప్రాణాలు, వీటితో కలిసి ఉన్నవాడే జీవుడు. వీడు 16 కళలు ఇవేనండి, వాడితో కలిసినందుకు. మరి ఈ కళలు ఏమైపోయాయి వీడికి, సగుణ బ్రహ్మముక్తి చెందేవాడైతే వీడు మోసుకుని తిరుగుతూ ఉంటాడు వాడు అక్కడ దాకా, అక్కడ కూడా దాంతోనే ఆ లోకంలో క్రమముక్తి పూర్తయ్యే వరకు కూడా అక్కడ ఉండాల్సిందే వాడు వాటితో. ఇతర లోకాల్లో వెళ్ళిన వాళ్ళు ఎలాగో వాటితోనే ఉంటారు, స్పష్టమవుతుంది కదా. ఎందుకంటే సూక్ష్మాంశంలో కనుక మాటిమాటికి చెప్పుకోవాలి, అందుకే అసకృదావృత్తే ఉపదేశాత్ నేను చెప్పుకున్నాం కదా, అందుకోసం కొంచెం చెప్పుకోవాల్సింది. స్థూలాంశంలోకి ఎంత వివరణ అక్కర్లేదు. కనుక ఈ 16 కళలు ఏమవుతున్నాయంటే, భిద్యేతే తాసాం నామరూపే పురుష ఇచ్చేవే ప్రోచ్యతే స ఏషో అకలో అమృతో భవతి. అకలహ అమృతహ భవతి. వీడు కళలు లేనివాడే వెళ్తున్నాడు. మరి కళలు ఏమవుతున్నాయి? షోడశ కళలు అంటే ఆ పరమపురుషుల్లో లీనమవుతున్నాయి అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట, పరమపురుషులు లీనమైపోతున్నాయి. ఎలా లీనమవుతున్నాయి? ఇంకా వాటికి కూడా ఇంకా నామరూపాల్లో కరిగిపోయి మొత్తం అందులోనే. ఈ విధంగా వాడు ముక్తి పొందుతాడు సుమా. అందుకే వాడికి జరిగేటువంటి మోక్షము పరమాత్మ యందే లయమవుతున్నాయి. ఇవి కూడా నిరవశేషముగా, నిరవశేషము అంటే మళ్ళీ వాటికి విడిగా ఉనికి లేదు, మొత్తం లయమైపోతున్నాయి అది. ఎందుకంటే ఈ ప్రాణములు ఇంద్రియములు అన్నీ పరమాత్మ నుంచి సృజింపబడినవే కదా, అవన్నీ సూక్ష్మ దశలోకి వచ్చి పరమాత్మలో లయమైపోతున్నాయి. జీవుడు అనబడేవాడు అహం బ్రహ్మే బ్రహ్మాస్మని స్థితిలో ఎప్పుడు ఆయనలో లయమున్నాడు. కనుక అతడు లయం తత్రైవ అక్కడే అని ఉపనిషత్తు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాత మళ్ళీ మనం ఇటువైపు వచ్చాం. అంటే మధ్యలో పరావిద్యలో ఉన్నవాడు ముక్తి, వాడు శరీరం నుంచి ఎలా వస్తాడు చెప్పడం కోసం అక్కడ చెప్పారు. దానికి ముందు సగుణ బ్రహ్మోపాసకుడు శరీర త్యాగం ఎలా జరుగుతుందో చెప్పారు. రెండు ప్రాణోత్క్రమణములు చెప్పడం జరిగింది. వాడి ప్రాణోత్క్రమణానికి వీడి ప్రాణోత్క్రమణానికి తేడా ఏంటంటే వాడు జీవత్వంలోంచే వెళుతూ ఉంటాడు, వీడు ఆ జీవభావాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. కానీ శరీరం నుంచి శరీర త్యాగం అనేది అందరికీ సమానమైనప్పటికీ కూడా నిర్గుణ బ్రహ్మప్రాప్తి ఎవడైతే పొందుతున్నాడో వాడు జీవభావాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. అది వాడి దగ్గర ఉన్నటువంటి అంశం. తేడా తెలిసింది కదా ముగ్గురికి కూడా. ఇప్పుడు ఈ సగుణ బ్రహ్మ లోకానికి వెళ్ళేవాడు ఏ విధంగా వెళుతున్నాడో వివరిస్తున్నారు. ఇక్కడ కొన్ని మళ్ళీను శరీరం విడిచిపెట్టి అందరికీ కామనే ఆ నిర్గుణ బ్రహ్మవేత్తకు తప్ప. జాగ్రత్తగా చూడండి. తదోకోగ్రజ్వలనం తత్ప్రకాశిత ద్వారః విద్యాసామధ్యాత్ తచ్చేషగత్యనుస్మృతి యోగాచ్చ ఆర్దానుగృహీత శతాధికయ. ఇది పెద్ద సూత్రం అండి. ఈ సూత్రంలో ఎలా వెళ్తాడో చూపిస్తున్నారు ఇక్కడ. అదేమిటంటే ముందుగా ఈ సగుణ బ్రహ్మవేత్త యొక్క ఆత్మ శరీరం నుంచి నిష్క్రమించేటప్పుడు జీవుడి వాసస్థానమైన హృదయం యొక్క చివరి భాగంలో తదోక ఉగ్రజ్వలనం అన్నాడు ఇక్కడ. ఆ చివరి భాగంలో ఓకం అంటే చివరి భాగం, తదోక ఉగ్రజ్వలనం, అక్కడ ఒక తీవ్రమైన జ్వాల వస్తుంది అది. ఆ జ్వాల తర్వాత దాని చేత ప్రకాశింపజేయబడిన మార్గం, మామూలు మంట కాదండి అది. ఆ జ్వాల దానికి భాష్యంలో ఏం చెప్తున్నారంటే జ్ఞానదీప్తి అన్నాడు. వాడు అంతవరకు చేసినటువంటి కర్మల వల్ల కలిగిన ఒక జ్ఞానదీప్తి, సగుణ బ్రహ్మోపాసన వల్ల కానీ ఇతర కర్మల వల్ల కానీ వాడికి ఒక జ్ఞానదీప్తి వస్తుందిట. అది మార్గాన్ని నిర్దేశించుకుంటుంది. వెలుగు లేకపోతే దారి కనబడదు కదా. అలా ఇక్కడ మనం కొవ్వొత్తి వెలిగించుకున్నట్టుగా ఆ హృదయం యొక్క చివరి భాగంలో ఒక జ్వాల జ్వలిస్తుందిట. అది ఆ సూక్ష్మమైనటువంటి వాడికి మార్గం తీసుకెళ్తుంది. అది ఇక్కడ తదోకోగ్రజ్వలనం తత్ప్రకాశిత ద్వారః, దాని చేత ప్రకాశింపజేయబడిన ద్వారము. ద్వారము అంటే దేని గుండా వెళ్ళాలో దాన్ని ద్వారం అంటారు. దేని ద్వారా వెళ్ళాలో అది ద్వారం అంతే కదా. ఆ ద్వారం వాడికి ప్రకాశితమవుతుంది ఆ వెలిగిన జ్వాల వల్ల. దానితో అతను వెళుతుంటాడు అనగానే అక్కడ ఏదో మంట వెలుగుతున్నట్టు ఊహించుకోవద్దు. అదొక జ్ఞప్తి, అదొక జ్ఞానము. చక్కటి భాష్యం అందించారు శంకరులు ఇక్కడ. అక్కడ ఆ మార్గం గలవాడై హృదయంలోనే ఉన్న పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడిన వాడై, అది ఇక్కడ. అందుకే విద్యా సామర్థ్యాత్ అనే మాట అన్నారు. ఎందుకంటే సగుణ బ్రహ్మోపాసకుడు గురించి చెప్తున్నాం కదా, ఇంతవరకు సగుణ బ్రహ్మోపాసన చేయడం చేత ఆ పరమేశ్వరుని అనుగ్రహము, పైగా ఆయన హృదయాంతర్వర్తి కదా పరమేశ్వరుడు, వీడు అక్కడే కదా ధ్యానం చేశాడు, కనుక ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేత ఈ రగిలినటువంటి జ్వాల చేత ద్వారములు స్పష్టమై తచ్చేషగత్యనుస్మృతి యోగాచ్చ హార్ద అనుగృహీత. ఈ హార్దానుగ్రహి గృహీత అనే మాట ఉన్నది. హార్ద అనుగృహీత, హార్ద అంటే హృదయం, అక్కడున్నవాడు యొక్క అనుగ్రహము వల్ల హార్ద అనుగృహీత, ఇది దీని యొక్క మాట. అందుకే అతడి యొక్క అనుగ్రహం చేత అతడు విద్యాసామర్థ్యాత్ అంతవరకు చేసిన సగుణ బ్రహ్మోపాసన యొక్క బలము చేత, ఊరికన వెళ్తున్నాడు అంతవరకు సగుణ బ్రహ్మోపాసన చేయడం వల్ల దాని యొక్క ఫలమైన బలము చేత ఆ వచ్చిన జ్వాలని ఆధారం చేసుకుని ప్రకాశమైన మార్గము ద్వారా కదులుతున్నాడు. హార్దానుగృహీత శతాధికయ, ఇక్కడ ఒక మాట వేశాడు. శతాధికయ అంటే నూరుకి మించినది అని అర్థం. అంటే ఇప్పుడు దీనికి స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఏ విధంగా వెళుతున్నాడంటే నూరుకి మించినది అంటే మన శరీరంలో బోల్డు నాడులు ఉంటాయట, కానీ హృదయంలోంచి వెళ్ళే ప్రధానమైన నాడి ఒకటి ఉన్నది. ఆ నాడికి అది 101వ నాడి అని, దాన్ని మూర్ధన్య నాడి అంటున్నది శాస్త్రం. ఇది సుషుమ్న అనబడేటువంటిది. అది హృదయంలోంచి ఉంటుంది అదే మార్గం. ఆ మూర్ధన్య నాడి ద్వారా సగుణ బ్రహ్మోపాసకుడు వెళ్తారు. ఇంకా ఏ లోకానికి వెళ్ళేవాడైనా మూర్ధన్య నాడి ద్వారా వెళ్ళలేడు తెలుసుకోండి. సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడు మాత్రమే మూర్ధన్య నాడి ద్వారా వెళ్తాడు. ఎందుకంటే మిగిలిన నాడులన్నీ అటు ఇటు పరచబడుతుంటాయి. అన్ని నాడులకి బలమిచ్చే మూర్ధన్య నాడి హృదయం ద్వారా పైకి వెళుతుంది. ఇది ఒక్కటే శిరస్సు దాకా వెళ్ళగలిగేటువంటి ప్రధాన నాడి మూర్ధన్యనాడు, అత్యంత సూక్ష్మమైన నాడు. అందుకే ఇతడు ఇంతవరకు చేసిన సగుణ బ్రహ్మోపాసన బలం చేత, ఆ హృదయమునందున్న ఈశ్వరుని చేత అనుగ్రహింపబడి దాని చివర రగిలిన జ్వాలని ఆధారం చేసుకుని తన మార్గంలో స్పష్టంగా వెళ్తాడు. ఆ ప్రకాశిత ద్వార, ఆ ద్వారమే శతాధికయ, అది 101వది అన్నాడు మూర్ధన్యనాడి. దాని నుంచి ఇదంతా సగుణ బ్రహ్మోపాసకుడికేనండి. నిర్గుణ బ్రహ్మోసుడి నాడులు వేమింకలు వదిలేశాడు, సర్వవ్యాపకుడు బ్రహ్మంతోనే తాదాత్మ్యం చెంది ఉన్నాడు. ఇది కనుకనే ఇప్పుడు హృదయస్థానాన్ని ప్రవేశించి ఈ విధంగా వెళ్ళినటువంటి వాడు యొక్క స్థితి ఎలా ఉంటుంది, క్రమంగా ఎలా వెళ్తున్నాడో తర్వాత వివరించుతూ, స ఏతాస్తేజో మాత్రా సమభ్యాదదాన హృదయమేవాన్వనక్రామతి. ఈ విధంగా జీవుడు వెళుతున్నప్పుడు హృదయంలో ఒక ప్రకాశం స్పష్టంగా ఉంటుంది, దానివల్ల వినిర్గమించుతాడు అతడు. ఆ నాడి ద్వారా శరీరం నుంచి వెలికొస్తాడు అతడు. ఆ వచ్చేటప్పుడు ఈ నాడి గురించి ఛాందోగ్యంలో కూడా వివరిస్తున్నారు ఇక్కడ. శతంచైకా హృదయస్య నాడ్య తాసా మూర్ధానమభినిస్తృతైక. ఈ మంత్రం చెప్పకముందే దీని భావం మీకు వివరించడం జరిగింది, కానీ మంత్రం వినడం ఉపనిషత్తులో చాలా బాగుంటుంది కనుక వివరించుకుంటున్నాం. తయోర్ధ్వమాయన్నమృతత్వమేతి విషంత్వన్యా ఉత్క్రమణే భవంతి. జాగ్రత్తగా ఈ మంత్రం ఎందుకు చెప్పామంటే, ఈ నాడి ద్వారా వెళ్ళిన వాడు అమృతత్వాన్ని పొందుతున్నాడు, అంటే కేవలం మోక్షాన్నే పొందుతున్నాడు అని చెప్పారు. ఇది పట్టుకుంటాడు తర్వాత పూర్వపక్షి, అయ్యా అక్కడ నిర్గుణ బ్రహ్మవేత్త అమృతత్వమే పొందుతున్నాడు, సగుణ బ్రహ్మవేత్తకు కూడా అదే పదం ఎందుకు వాడారు అని అడుగుతాడు. ఎందుకు వాడారు అక్కడ చెప్తారు, ఇప్పుడు నేను వివరించిన దాని గురించి. తర్వాత రశ్మి అనుసారి సారి అధికరణం, ఇది చాలా ముఖ్యమైన అధికరణం. ఇది కూడా ఏ విధంగా పెడతారంటే రశ్మి అనుసారి అనే సూత్రం, రశ్ముల్ని అనుసరించి. ఇప్పుడు బయటకు వచ్చారండి, బయటకు వచ్చినవాడు ఎలా వెళ్తాడు, ఇది చాలా ముఖ్యమైన అంశం. బయటకు వచ్చినవాడు ఎలా వెళ్తున్నాడు, వాడికి అక్కడ వస్తే సర్వం దూరిపోతాడు ఎక్కడికో సగుణ బ్రహ్మలోకానికి. ఆ వెళ్ళడానికి కూడా ఈనాడుల నుంచి బయటకు వచ్చాడు సరే, వాడికి ఒక ఆధారం కావాలి వెలికి వచ్చాక. ఆ జీవుడికి వాడికి ఏమి ఆ నాడులు ఆధారములు అంటే రశ్మి అనుసారి, రశ్ములని అనుసరించి అన్నాడు. ఇక్కడ సూర్యరశ్ములను అనుసరించి వెళతట. ఇక్కడ పట్టుకున్నారని మన ఉపనిషద్వేత్తలు వేద ఋషులు, ఎంత అద్భుతమైన విజ్ఞానం అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి రశ్ములు అనుక్షణం జీవుల్లో ప్రవేశిస్తూ ఉంటాయట. ఎక్కడికి ప్రవేశిస్తుంటే హార్దనాడిలోకి ప్రవేశిస్తాయట, హృదయగతమైన నాడుల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి శరీరం అంతా వెళుతుంటుంది. మనకు హృదయ నాడుల్లోంచి శరీరం అంతా ప్రసరించడం తెలుసు, కానీ హృదయ నాడుల్లోక చైతన్యం ఎక్కడి నుంచి ప్రవహిస్తోందిరా అంటే ఆ సూర్యభగవాను నుంచి వస్తుందిట. ఇది చాలా ముఖ్యం తెలుసుకోవాల్సింది. అందుకే మన వాళ్ళు ఆదిత్యోపాసన ప్రధానంగా పెట్టడంలో ఆంతర్యం అది. నువ్వు ఏ దేవతను ఎలా ఆరాధించినా అది అంతరాదిత్య ఉపాసనగా ఆదిత్య మండలంలో ఉన్న పరమ పురుషుడిగా ఆరాధించు అని మీకు ప్రతి సంప్రదాయంలో ఎందుకు చెప్తారు, ఇది ఆలోచించాలి. చెప్పారు చేస్తున్నాం, కానీ దాని కొన్ని దీని కొన్ని లింక్ చూడండి. ఇక్కడ ఆదిత్య మండలంలో పరమేశ్వరుని భావన చేసి ఉపాసన దశలో ఆ విధంగా ఆరాధించలేకపోతే వాడు ఎప్పుడూ ఏ గతిని పొందలేడు ఇక్కడ. ఎందుకంటే మనం తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా మనకి సూర్యభగవానికి ఎప్పుడు లింక్ ఉంది. అది మరి నాకు ఏం కనిపించట్లేదండి అంటే ఆ సూక్ష్మమైనది, స్థూలమైనది అయితే ఎప్పుడూ దిగిపోతుంది, అది సూక్ష్మమైనది. అందుకే రశ్మి అనుసారి అన్నారు, అంటే సూర్యరశ్మునికి మనకి ఉన్నదనమాట. కనుక మూర్ధన్యనాడి నుంచి వచ్చిన వాడు ఈ రశ్ముల్ని ఆధారం చేసుకుని పైకి వెళ్ళిపోతాడు. ఎంత చక్కటి మాట చూసారా. అందుకే ఈ విషయాన్ని ఉపనిషత్తులు ఎంత ప్రస్తావన చేశారు, ఇది తీసుకుని అప్పయ దీక్షిత వారు చెప్తారు, నిర్గచ్చంతుర్కబింబాన్ నిఖిల జనిభృతాం హార్దనాడి ప్రవిష్టా నాడ్యో వస్వాది బృందారకగణ మధునస్తస్య నానాదిగుత్తా వర్షం తస్తోయముష్టం తుఘినమిపి జలాన్యాపిబంత సమంతాత్ పిత్రాదీన్ స్వధోషద్యమృత రసకృతాం భాంతి కాంతి ప్రరోహా అంటారు అప్పయ దీక్షిత వారు. ఇది పెద్ద, నేను మొత్తం వ్యాఖ్యానిస్తే పట్టేస్తున్న సమయం, అంత జ్ఞానం అక్కడ చూపిస్తున్నాడండి ఆయన ఉపనిషత్తులతో మేళనించి. నిర్గంఛత అర్కబింబాత్, సూర్యబింబం నుంచి వచ్చి నిఖిల జనిభృతాం హార్దనాడి ప్రవిష్ట, హార్దనాడి అంటే హృదయగతమైన నాడుల్లోకి ప్రవేశిస్తున్న రశ్ములు ఇలా మనల్ని పోషిస్తుంటాయట. ఇంకా రశ్ముల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని దివ్యమైన వాటిని దేవతలు స్వీకరిస్తుంటారు, వసువులు మొదలైనటువంటి వారు. కనుకనే వాళ్ళకు మధువులు అవుతున్నాయి. ఇది తెలిసి ఉపాసిస్తే దీన్ని మధు విద్య అని అంటారండి. ఇది చాలా మధు విద్య అని పెద్ద ఉపాసన విషయం ఇది, మధు విద్య. అందుకు ఆర్ధనాడి ప్రవిష్టాహ నాడ్యో వస్వాది బృందారగణ మధున అనేది మధు విద్య గురించి మనం చెప్పుకున్న విద్యలో మధు విద్య ఒకటి. ఆ మధు విద్య ఇది, ఇది తెలుసుకుని మనలోకి ప్రసరిస్తున్నటువంటి ఆ సూర్యమండలాంతరం నుంచి మనలోకి ప్రసరిస్తున్న ఆ నాడులు సూర్యమండలాంతర్వర్తేని హిరణ్మయ పురుషుడైన పరమాత్మవే అని సాధన దశలో ఒక దృష్టిని పెట్టుకోవడం చాలా ముఖ్యమే. ఇక్కడ మొత్తానికి ఆ విధంగా ఉంటాయట. రశ్మి అనుసారి దీని గురించి ఇంకా వివరించవచ్చు, అద్భుతమైన విషయాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనం బ్రహ్మజ్ఞానానికి అవన్నీ అవసరం లేదు. కానీ ఎప్పుడైనా ప్రత్యేకాంశం వచ్చినప్పుడు మన సూర్యతత్వం చెప్పినప్పుడు చాలా మేరకు చెప్పుకున్నాం, విన్నవారి భాగ్యం అంతే. అక్కడ పూర్తిగా వేద వేదాంతంలో ఎంత విజ్ఞాన సూర్యుడి గురించి చెప్పారో ఇది రహస్యం. కానీ జీవుడికి దారులు ఆయనే అన్నారు ఇక్కడ. అందుకే ఎప్పుడు ఒక్కటి అలవాటు చేసుకుని ఆయనకు నమస్కారం చేసుకుని జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకుంటే ఒక్కటి, నన్ను ఎప్పుడు తలుచుకుంటున్నాడని ఆయన ఎప్పుడైనా సరే ఆ ద్వారాలు తీసుకెళ్తాడేమో సద్గతులకి, లేకపోతే క్రిందికే. అందుకే అక్కడ సూర్యమండలంలోకి, ఈ సూర్యమండలంలోకి వెళ్ళే లోపల ఎన్నెన్ని దాటతాడో అది వేరే విషయం. అయితే ఇక్కడ తెలివైన వాళ్ళు పట్టుకున్నారు, అయ్యా పగలు పోతేనే కదా సూర్యకిరణాలు పట్టుకుని వెళ్ళడం, మరి రాత్రి అయితేను? ఇక్కడ చాలా చాలా విషయాలండి. నిశి నేతి చేత్ నా సంబంధస్య యావద్దేగ భావిత్వా దర్శయితి చా అన్నాడు ఇక్కడ. నిశి రాత్రిపోతే ఏమవుతుంది అంటే, రాత్రిపోతే జీవుడు కిరణాలను అనుసరించడు అని అనడం సరికాదు అన్నాడు. ఎందుకు అంటే దర్శయతి చ, ఈ దర్శయతి చ వచ్చినా శబ్దార్థను వచ్చినా దర్శనార్థను వచ్చినా అక్కడ తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే వేదమునందు చెప్పి ఉండడం చేత. వేద ప్రమాణం అంటే ఎంత ఇష్టమో ఎవరికి, బాదరాయుడికి. మరి శంకరులకు చెప్పేదేముంది, ఉభయులు శాస్త్ర ప్రమాణం పట్టుకుని మాట్లాడుతున్నారు. దర్శయతి చ, శాస్త్రం చెప్తున్నదయ్యా ఎలాగో అంటే, ఆముష్మాదాదిత్యాత్ ప్రతాయంతేతే ముష్మిన్నాదిత్యే సృప్తా. ఇది ఛాందోగ్యోపనిషత్తులు ఉన్న మంత్రం. అంటే నిరంతరం సూర్యుని నుంచి వచ్చినటువంటి శక్తి మన నాడుల్లో ప్రసరిస్తుంది నిరంతరం. ఎంతవరకు అంటే దేహం ఉన్నంతవరకు, ఈ దేహం ఉన్నంతవరకు మనకు సూర్యునితో సంబంధం ఉన్నది. అందుకే నిశినేతి చేతిన సంబంధస్య, రాత్రిపూట సూర్యునితో సంబంధం లేదని మరి తప్పు అన్నాడు. దీన్ని బట్టి సూర్యుడు అస్తమించి వెళ్ళిపోయాడు అనేది వేద విజ్ఞానం ఒప్పుకోదు, సూర్యుడు ఎప్పుడు ఉంటాడనే ఒప్పుకుంటుంది. అయితే ఇక్కడ నీకు గోచరించకపోవచ్చు కానీ మరొక చోటు ఉంటాడు ఆయన. కానీ సూర్యుని యొక్క కిరణశక్తి ఆయన అస్తమించిన తర్వాత కూడా పృథ్వీకి ఉంటుంది, ఇది పెద్ద విషయము. అందుకే రాత్రి వేళలో కూడా వేడిమి మొదలైనవి మనం అనుభవిస్తున్నామంటే ఆయన తన కిరణజాలాలతో నింపేసినవి, నింపి ఉంచేశాడు. ఎప్పుడు ఆయనతో లింక్ ఉంటుంది, పగలు కాదు రాత్రి కాదు సూర్యకిరణాలతో మనకు సంబంధం ఉన్నది. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. అందుకే ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటామండి ఆదిత్యవర్ధంలో మాటలు. అది మళ్ళీ ఇప్పుడు పట్టుకుంటే ఆదిత్యవర్ధి ఉపన్యాసం అయిపోతుందని నేను చెప్పట్లేదు, మొత్తం విషయం తెలిసింది కదా. ఈ విధంగా మూర్ధన్య నాడి ద్వారా బయటకు వచ్చేవాడు సూర్యరశ్మి సంబంధం చేత వెళుతున్నాడు, దాని పగలు రాత్రి అని భేదం లేదు. ఇది కూడా స్పష్టమైపోయింది. ఓహో అయితే సరే, ఉత్తరాయణంలో పోయిన వాళ్ళే ఆ దివ్యమైన దేవయాన మార్గం గుండా వెళతారు కదా, అంతే కదండి. దక్షిణాయనంలో పోయిన వాళ్ళు వెళ్ళరు. అందుకే ఎవడైనా దక్షిణాయనంలో పోయాడంటే వాడికి మోక్షం పొందలేదని డిక్లేర్ చేసేవచ్చు, అది మూర్ఖత్వం అంటాడు ఇప్పుడు కూడా. ఇది తెలుసుకోవాలి, ఉత్తరాయణంలో పోయాడండి అని అనడం కూడా మూర్ఖత్వమే. ఉత్తరాయణంలో పోయిన వాడు అక్కడికి వెళ్తాడని ఇది ఇక్కడ వెళ్తాడని అనే మాటకి ప్రసిద్ధి లేదు అన్నాడు. అంటే మరి భీష్ముడు ఉత్తరాయణం వచ్చేదాకా ఉండి వెళ్ళిపోయాడు ఏమిటండి, దానికేంటి ప్రత్యేకత? అంటే భీష్ముడు ఉత్తమ గతికి వెళ్ళలేదా? ఇది గొప్ప మాట. భీష్ముడి సందేహం లేదు, ఆయన ఈ విధంగానే తరించిపోయాడు. మరి ఇక్కడ ఏమిటండి అంటే దీనికి చక్కటి మాట, శాస్త్రరీత్యా ఉత్తరాయణ మరణ ప్రాశస్తి అప్రసిద్ధేహే. ఉత్తరాయణంలో మరణించడము ప్రశస్తి అనే మాటకి ప్రసిద్ధి లేదు అన్నాడు ఇక్కడ. ప్రసిద్ధి లేదంటే శాస్త్ర ప్రమాణంగా మేము ఒప్పుకోం అది. మరి ఉంది కదండి ఉత్తరాయణంలో వెళ్ళిన వాళ్ళు వెళ్తారు అని గీతలో వాక్యాలున్నాయి ఇక్కడ ఉన్నాయంటే, ఇప్పుడు ఉత్తరాయణ కాలం అని కాదు, ఉత్తరాయణ కాలము అనే దాంట్లో ఏ శక్తి ఉందో అది ఒక అభిమాన దేవత స్వరూపం. ఉత్తరాయణ కాల అభిమాన దేవత, దక్షిణాయన కాల అభిమాన దేవత, శుక్లపక్ష అభిమాన దేవత, కృష్ణపక్ష అభిమాన దేవత. అందుకని శుక్లపక్షము కృష్ణపక్షము అనగానే ఆ పక్ష కాలం అని కాదు అక్కడ అర్థము, అది వ్యవహారంలో కాలంగా కనపడుతుంది కదా, దానికి అధిపతి ఉంటాడు వాడు. కనుకనే అక్కడ అలా మరణించిన వాడికి ఉత్తరాయణ అభిమాన దేవత అతడు సహకరిస్తాడు పైకి వెళ్ళడానికి. అది ఇక్కడ ఉత్తరాయణ అభిమాన దేవత సహకరిస్తాడు. ఉత్తరాయణ అభిమాన దేవత దక్షిణాయనంలో కూడా ఉండవచ్చు మనం అనుకునే దక్షిణాయనంలో. ఇప్పుడు మరి భీష్ముడు ఎందుకండి ఇలా చేశాడు అంటే దాని చక్కటి సమాధానం చూపించారు. భీష్ముడు తండ్రి తనకు ఇచ్చినది స్వచ్ఛంద మరణం యొక్క శక్తి ఎలాంటిదో చూపించడం కోసమని ఆ మహానుభావుడు ఉత్తరాయణం కోసం ప్రతీక్షించాడు. ఆయనకున్నటువంటి స్వచ్ఛంద మరణ శక్తిని ప్రకటించడమే తప్ప ఉత్తరాయణంలో వెళితేనే అలా వెళతారని చెప్పడం కాదు ఇందులో ఉన్నటువంటి విషయము అని స్పష్టం చేశారు. అంతేగాని భీష్ముడు మోక్షం పొందలేదు అని అనరాదు. ఆయన ఎందుకు చేశాడు అనేది స్వచ్ఛంద మరణ శక్తిని ప్రకటించడం కోసమే చేశారు. కనుకని దక్షిణాయనంలో పోయినా ముక్తి పొందవచ్చు. అయితే కొన్ని యోగ మార్గాలు వాళ్ళకి మాత్రం ఉత్తరాయణ దక్షిణాయనాలు ఉంటూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యోగం వల్ల ఏ ఉత్తమగతి వస్తుందనేమీ లేదు, అది సాధనకి సహకారి మాత్రమే. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తిని నిరోధించడం వరకు యోగం సహకరిస్తుంది. నిరోధించినటువంటి చిత్తముతో ఏకాగ్రంగా ఉపాసన చేయాలి అక్కడే. అందుకే మనం చేయవలసినటువంటి సాధనలన్నీ మనిషి యోగా చేస్తూ కూర్చుంటే అప్పటికేమో హెల్త్ కొంచెం బాగుండొచ్చేమో, కానీ సహకారే తప్ప యోగము ద్వారా ముక్తి వస్తుంది అనేది అజ్ఞానం. అందుకే యోగశాస్త్రానికి మనం పక్కన పెట్టాం. అలాగని దాన్ని నిరోధించడం అనేది తిట్టేయడం కాదు, దాని విజ్ఞానం దానిదే, అది సహకారి. అందుకే మేము శృతి యందు సాధనకు పనికొచ్చే యోగశాస్త్రాన్ని ఒప్పుకుంటామని గత ఉపన్యాసాలలో మనం చెప్పుకున్నాం. కనుక యోగశాస్త్రం గొప్పది. అందుకే యోగిన ప్రతిచ స్మర్యతే స్మార్తే చేతే అనే మాటతో ఇది తెలిసి చెప్పారు ఈ సూత్రంలో. మొత్తానికి ఇప్పుడు ఉత్తరాయణమైనా దక్షిణాయనమైనా రాత్రైనా పగలైనా కూడా దాని విషయం ఏంటంటే ఎప్పుడూ సూర్యనాడులతో సంబంధం ఉంటుంది మనకి. ఒకటి ప్రకటన, రెండు ఉత్తరాయణాభిమాన దేవత యొక్క సహకారమే అక్కడ చెప్పబడుతున్నది, అది విషయం. అంతేగాని ఉత్తరాయణ దక్షిణాయనాలు మనం చూసే కాలం బట్టి నిర్ణయించేవి కావు, ఇది స్పష్టం చేశారు. తర్వాత అర్చిరాద్యధికరణం అని మొదలవుతుంది. అర్చిరాది మార్గముల ద్వారా వెళతాడు అని అన్నారే, ఈ విషయం మనకు ఉపనిషత్తుల్లో స్పష్టంగా కనబడుతుంది ఏ విధంగా వెళతాడనేది. అయితే అర్చిరాది మార్గాల్లో వెళ్ళేటప్పుడు రెండు రకాలైన మాటలున్నాయి. ఇతడు ఈ నాడుల ద్వారా సూర్యమండలంలోకి వెళ్ళి అటునుంచి వెళ్ళిపోతాడని కొన్ని ఉపనిషత్తులు చెప్తుంటే, కొన్ని ఏమి చెప్తున్నాయంటే వీడు క్రమంగా వెళుతూ వాయులోకం ద్వారా వెళ్తాడు, అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక పురుషుడు వస్తాడు, వచ్చి తన్ని తీసుకువెళ్తాడు. యదా వై పురుషో అస్మాల్ లోకాత్ ప్రైతి స వాయుమాగచ్చతి. సగణ బ్రహ్మోపాసకుడు వెళ్ళే లోకం పేరేమిటి? బ్రహ్మలోకం. అందుకే మహ్యం దత్వా ప్రయాతం బ్రహ్మలోకం అని చెప్తూ ఉంటాం. అది దొరకడం అంత తేలిక కాదు. అది వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి ఒక పురుషుడు వచ్చి, ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి జీవుడు ఆ వాయులోకం దాకా వస్తే అక్కడికి అతడొచ్చి ఇతన్ని తీసుకువెళ్తాడు అక్కడిక్కడ ఆ పురుషుడు వచ్చి. ఇదే విషయం అనేక ఆగమాల్లో కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తాడండి. ఆగమాల్లో చెప్పిన అంశమునికి, ఉపనిషత్తుల్లో చెప్పిన అంశములకి సమన్వయం చెయ్యాలి అంటే చెప్పేవాడికి వినేవాడికి ఓపిక తీరిక చాలా ఉండాలి. అలా అయితే జాగ్రత్తగా సమన్వయించుకురావచ్చు. ఇవన్నీ సమన్వయ సూత్రంతో వెళతాయి. మొత్తానికి అక్కడ పురుషుడు వచ్చి తీసుకువెళ్తాడన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సూర్యమండలం నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడని చెప్తున్నారు. ఏమిటయ్యా, ఏదో ఒక మార్గం చెప్పండి అంటే, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దేవయాన మార్గములు చాలా ఉన్నాయన్నమాట. సగణ బ్రహ్మోపాసకులు కూడా అనేక రకాల మార్గాల్లో వెళతారు అని అంటే లేదు అని చెప్తున్నాడు. సగణ బ్రహ్మోపాసకులు అందరూ ఒకే మార్గంలో వెళతారు. మరి మీరే ఇన్ని రకాలు చెప్తున్నారంటే ఒకే మార్గంలో వెళ్ళే పద్ధతి ఒకటి ఉన్నది, ఆ పద్ధతి జాగ్రత్త. ఇక్కడ కొన్ని విషయములు చెప్తే అక్కడ మరికొన్ని విషయంలో చెప్పాడు, ఆ రెండు ఉపసంహరించుకోవాలి. అక్కడ చెప్పినవి ఇక్కడ ఉపసంహారం అంటే చెప్పుకున్నాం కదా, సమన్వయించుకోవాలి. అది వివరిస్తున్నాయి ఎలా సమన్వయించుకోవాలి. తర్వాత సూత్రంలో చూపిస్తున్నారు, అర్చరాదినా తత్ప్రధితేహే. ఇది సూత్రం అంటే విద్వాంసులందరికీ, విద్వాంసులు అనే మాట ఎక్కడ వచ్చినప్పటికీ కూడా సగుణ బ్రహ్మోపాసన సిద్ధి పొందినవాడు అని ఇక్కడి నుంచి తీసుకోండి. ఇంక విద్వాంసులు నిర్గుణ బ్రహ్మవేత్త దగ్గర వేరు, ఇక్కడ కంటెస్ట్ సగణ బ్రహ్మోపాసకుడు ఏ విధంగా వెళ్తాడు, వాడి గమనమేంటో చెప్పుకుంటున్నాం కనుక ఇది. కనుక అన్ని విద్యల్లోనూ అర్చిరాది మార్గమే ప్రసిద్ధంగా చెప్పారు. అంతేకాని ఒకటి అర్చిరాది మార్గం అయితే ఇంకోటి వాయువు మొదలైన మార్గమని ఎక్కడ లేదయ్యా. ఎందుకు అంటే ఉపనిషత్తులో చెప్పిన అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఏ ఇత్థం విదుర్ ఏ చేమే అరణ్యే శ్రద్ధా తప ఇత్యుపాసతే తే అర్చిషమభిసంభవంతి అన్నారు. ఇక్కడ అరణ్యానికి చేరి ఏకాగ్రమతో, ఇక్కడ అరణ్యము అంటే తారడవి నుండుట మేలు నిశాచరాగ్రని, అక్కడ భాష ఇక్కడ అన్వయించుకోండి. అరణ్యానికి చేరి శ్రద్ధతో తపస్సుతో బ్రహ్మమును ఉపాసించేవాడు అర్చిరాది మార్గముల ద్వారా చేరుకుంటాడు. అర్చిరాది అంటే అర్చిరా మొదలైన అని కాదు, అర్చి మార్గంతో మొదలు పెట్టుకుని అక్కడి వరకు ఉన్నది, మధ్యలో మజిలీలు అన్నమాట ఇవన్నీ కూడా. అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క మజిలీని ప్రస్తావన చేశారే తప్ప ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని చెప్పలేదు. మనం ఇక్కడ నుంచి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఎన్నో మైలురాళ్ళు వస్తూ ఉంటాయి, అలాంటివి అన్నారు. అందుకు ఈ పద్ధతిని రకరకాల ఉపనిషత్తులు రకరకాల చెప్పినా అద్భుతంగా సమన్వయిస్తున్నారు. చాంద్రోగ్యంలో చెప్పిన విషయం ఏంటంటే ఎలా వెళ్తాడంటే, తేర్చిషమభిసంభవంతి అర్చిశోహ అన్న ఆపూర్యమాణ పక్షం ఆపూర్యమాణ పక్షాత్ యాన్ షడుజ్ఞేతి మాసాంస్తాన్ మాసేభ్య సంవత్సరం సంవత్సరాదాదిత్యం ఆదిత్యాచంద్రమసం చంద్రమసో విద్యుతం తత్పురుషో మానవస్సేతాన్ బ్రహ్మ గమయతి. ఇది వెళ్ళే క్రమాన్ని అంత చక్కగా ఉపనిషత్తు ఇచ్చిందండి. అంటే ఆ ఉపాసకుడు క్రమంగా ఎలా వెళ్తాడంటే, ముందు బయటికి రాగానే దినాభిమాన దేవత, ఆ దినాభిమాన దేవత నుంచి శుక్లపక్ష అభిమాన దేవతను చేరుతాడు, అక్కడి నుంచి ఉత్తరాయణ అభిమాన దేవతను చేరుతాడు. ఇవన్నీ అభిమాన దేవతలు, కాలములు కావు. మనకు లోకంలో ఆ కాలాన్ని ఏ అభిమాన దేవతలు నడుపుతూ ఉంటారో ఆ అభిమాన దేవతలు ప్రాణోత్క్రమణ పొందినటువంటి సగుణోపాసకుడిని ఇలా సహకరిస్తారు వాళ్ళు. వాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు వీరిని ఈ విధంగా సహకరిస్తారు. ఉత్తరాయణ అభిమాన దేవత తర్వాత సంవత్సర అభిమాన దేవతని చేరతాడు. అక్కడి నుంచి సూర్యుని చేరతాడు. ఆ తర్వాత చంద్రలోకాన్ని చేరతాడు. చంద్రుడు అంటే మనం చూస్తున్నటువంటి ఉపగ్రహం కాదు. ఇది తెలియక చాలామంది సూర్యుడి తర్వాత చంద్రుడిని వర్ణించారంటే మన వాళ్ళకి చాలా అజ్ఞానం అనే మాట అప్పుడే ప్రతిపాదన చేస్తూ ఉంటారు. కానీ ఈ చంద్రుడు కేవలం ఒక ఉపగ్రహమే. అయితే ఒక చంద్ర లక్షణం అనేది కనబడుతోంది కనుక ఆ కనబడని దానిని కనబడేదాని ఎందు భావించుతూ మనం పూర్ణిమ ఇలాంటి మాటలు చెప్పుకొని ఉపాసన చేసుకోవచ్చు. ఇది మనకి రవిబింబం ఉపమింప పాత్రముగ ఛత్రంబై చెప్తూ ఇంతింతయి వటుడు ఇంతయ్యి ఆ పద్యంలో పోతన గారు కూడా సూర్యమండలం తర్వాత చంద్రమండలాన్ని వర్ణించారు. దాన్ని పట్టుకుని చాలామంది అన్సైంటిఫిక్ను ఏవో మాట్లాడారు. వేదం ఇచ్చిన సైన్స్ని కొంచెం అర్థం చేసుకోవాలి. సూర్యమండలం దాటిన తర్వాత ఏదో ఒక చల్లని స్థితికి సంబంధించిన భూమికి ఏదో ఉంది అది తెలియదు. ఇప్పటికింకా ఆధునిక విజ్ఞానానికి తెలియలేదు. వేద విజ్ఞానం తపశ్శక్తితో దర్శించి దానికి పైన ఏదో ఉంది అని చెప్పింది. దాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి, చంద్రలోకం అనేటువంటిది. ఆ చంద్రలోకం నుంచి విద్యుత్ దగ్గరకు చేరుకుంటట. అక్కడికి హిరణ్య గర్భం నుంచి లోకం నుంచి వచ్చిన ఒక అమానవస్స ఏతాన్ బ్రహ్మ గమయతి, ఒక అమానవ పురుషుడు వచ్చి తీసుకువెళ్తాడండి. ఒక అమానుషమైన అంటే మానుషాతీతమైనటువంటి ఒక పురుషుడు వచ్చి అక్కడ నుంచి బ్రహ్మలోకమునకు తీసుకువెళ్తాడు అని. ఇది పద్ధతి. ఇప్పుడు దీన్ని చక్కగా సమన్వయిస్తూ మరి వాయువు ఇవి చెప్పారు కదా, ఇక్కడక్కడ వాయువు అనే మాట లేదు కదా. దీన్ని ఎలా సమన్వయించుకోవాలంటే ఇక్కడ వాయుమబ్దాద విశేష విశేషాభ్యాం అనేటువంటి సూత్రము ద్వారా ఈ భిన్న భిన్నముగా చెప్పేవాటనంటే ఒక దగ్గరికి తెచ్చి శంకరులు మనకు ఇస్తున్నారు. ఇచ్చే పద్ధతి ఏమిటో సూత్రకారుడు మనకు వర్ణిస్తున్నాడు. దీని ఇక్కడ మనం ఈ భిన్న భిన్నములన్నీ కలిపి జాగ్రత్తగా తీసుకుంటే ఎప్పుడైతే రశ్ముల్లో ప్రవేశించాడు వీడు, అక్కడి నుంచి క్రమంగా పగటిని శుక్లపక్షాన్ని మాస సంవత్సరముల వరకు వెళ్ళాడు కదా, అక్కడ మనం తీసుకోవాల్సింది అక్కడి నుంచి వాయులోకాన్ని చేరి ఆ వాయువు చేత కల్పింపబడిన రంధ్రం నుండి ఆదిత్యలోకాన్ని చేరి అక్కడి నుంచి బ్రహ్మలోకానికి చేరతాడు. అది అన్వయించుకోవాలి. అక్కడ మాసము తర్వాత సంవత్సరం అన్నాడు, సంవత్సరం తర్వాత సూర్యుడు అన్నాడు కదా, సంవత్సరానికి సూర్యుడికి మధ్యలో వాయువు వస్తున్నాడు అనమాట. అది ఇక్కడ అన్వయించుకోవాలి. అతను ఏం చేస్తున్నాడు, దీన్ని అప్పయ దీక్షితుల వారు చాలా చక్కగా చూపించారు. అందుకే సూర్యభగవానుడు యొక్క రథము క్రింది భాగంలోట ఒక గొట్టము వంటి మార్గం ఉంటుందిట, అందులోకి ప్రవేశింపజేస్తాడు పైకి వెళ్ళేవాడిని. వాడు అందులో ప్రవేశించి పైకి వెళ్తాడు అన్నారు. అది ఆ లోపలికి ప్రవేశింపజేసేటువంటి వాడు వాయువు. అది ఇక్కడ అందుకు వాయువు ద్వారా సూర్యుని పొందుతాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. అందుకే వాయువు చేత కల్పింపబడిన రంధ్రం నుండి దానిపైనున్న ఆదిత్యలోకానికి చేరి అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్తాడు. కనుక ఆదిత్య లోకం ఏదైతే ఉన్నదో అది గేట్వే అనమాట. ఇది తెలుసుకుంటే చాలు. అది గేట్వే. అది దుష్టి ఎప్పుడు అక్కడ పెట్టుకుంటూ ఉంటే అది ఒక పుణ్యమై మన క్రమక్రమంగా చిత్తంలో శుద్ధిని ఏర్పరిచి బ్రహ్మ విచారణ వైపు తీసుకువెళుతుందేమో. ఎందుకంటే జ్ఞానానికి సహకారైన సత్కర్మల్లో ఒకటి ఆదిత్యుని ఆరాధించుట. ఆ సంధ్యావందనాది కర్మలన్నీ అందుకే వచ్చాయి. ఆదిత్యకూడదే పారాయణులు ఇవన్నీ కూడా ముందు మీరు కోరికల కోసం చేసిన కొందరికి ఆదిత్యకూడదని కంఠస్థ. కానీ ఒక్కదానికి అర్థం చెప్పమంటే రామరామ తెలియదని కాదు, అక్కడ ఉంటుంది స్పృహ ఉండదు. అది స్పృహ లేకుండానే స్తోత్రాలు చేస్తుంటాం కనుక ఫలితం ఉండదు. స్పృహ ఉంటే ఆదిత్యకూడదకు ఉపనిషత్తు అండి స్పష్టంగా. యేష నుంచి శబ్దములన్నీ ఇందులోంచి ఏరి అక్కడ చూపిస్తాడు. స్పష్టమైనటువంటి విజ్ఞానం అందులో ఉన్నది. మొత్తానికి అలాంటి సత్కర్మలు తప్పకుండా జ్ఞానానికి సహకరించేవే. ఇది తెలుసుకోండి. నిత్యకర్మల్లో భాగమే ఆదిత్యారాధన. అది ఇక్కడ విషయం. అందుకే చంద్రమసో విద్యుతం తత్పురుషో అమానవస్స ఏతాన్ బ్రహ్మ గమయతి ఈ విధంగా తీసుకువెళ్తాడు. అసలు ఇలా తీసుకెళ్లాల్సిన అవసరమేమి ఉందండి అన్నాడు. చాలా చక్కటి మాట. ఎందుకంటే మీరు చెప్పారు వాడు డేరుగా వెళ్ళిపోవచ్చు కదా, ఎవడో వచ్చి తీసుకెళ్ళడం ఏంటి. పైగా అక్కడ వరకు వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఎవరు హెల్ప్ అక్కర్లేదా, వీడలా వెళ్ళిపోతాడా అంటే హెల్ప్ కావాలి. అందుకే దినాభిమాన దేవత ఉత్తరాభిమాన దేవుడు తీసుకెళ్ళాలట, ఇంకోటి తీసుకెళ్ళిపోతే వెళ్ళలేట. ఎందువల్ల అంటే వాళ్ళని ఆ తీసుకెళ్లే వాళ్ళని అతివాహిక దేవతలు అంటారు. అతివాహిక దేవతలు అంటే ఇక్కడి నుంచి దాటించే వాహికలు వాళ్ళు, మీడియం. దాని ద్వారా తీసుకువెళుతున్న అతివాహిక దేవతలు అంటారు వాళ్ళని. అందుకే అతివాహికాస్తలింగాత్ అనే సూత్రంలో చెప్పి ఎందువల్ల వాళ్ళు తీసుకెళ్లాల్సి వచ్చింది, వీడు వెళ్ళిపోగలడు కదా అంటే ఉభయ వ్యామోహా తత్సిద్ధేహే అనే సూత్రం. ఉభయము వ్యామోహమే గనక అన్నాడు ఇక్కడ. వ్యామోహం అంటే జడం, మరేంటో కాదు. ఉభయముట. ఉభయము అంటే వెళ్ళే మార్గము జడమే, వెళుతున్న జీవుడు ప్రస్తుతం సూక్ష్మభూతములతో ఉన్నాడు కనుక ఈ ఇంద్రియములు విచ్చుకుని పనిచేయట్లేదు, వాటిలో ఉండిపోయాడు, వీడు జడుడే అక్కడ ఆ స్థితిలో. కానీ ఉభయము జడమే కనుక లాక్కుని వెళ్ళాల్సిన వాడు కూడా కావాల్సిందే. కనుక అతివాహిక దేవతలు ఉంటారు వాళ్ళు, అతివాహిక దేవతలు క్రమంగా అక్కడ దాకా తీసుకెళ్తారు. వీళ్ళని మించిపోయిన వాడు ఎవడు ఉన్నాడు? వాడు బ్రహ్మలోకం నుంచి రావాల్సిందే, అక్కడికి వెళ్ళే శక్తి వీళ్ళకి కూడా లేదనమాట. అందుకు బ్రహ్మలోకం నుంచి వాడు వస్తాడు, అందుకే వాడు వీటికి అతీతం. ఎందుకంటే మీరు చెప్పే శుక్లపక్షము కృష్ణపక్షము ఇవన్నీ మానవులకు తెలిసిన అంశములే కనుక అంతవరకు అమానవ శబ్దం వాడలేదు, అక్కడ అమానవ శబ్దం వాడాడు. అక్కడ వాడవడం రావాలి, అక్కడి నుంచి వచ్చి తీసుకెళ్ళాలి. అక్కడికి తీసుకువెళ్ళే వరకు మాత్రం ఇవన్నీ కావాల్సిందేనండి. అంతవరకు ఉభయము జడమే, అక్కడికి వెళ్తే కానీ వీడికి తెలియబడదు నేను ఎక్కడికి వచ్చాననేది, అంతవరకు జడమే. ఇక్కడ చూసుకోండి ఆ విధంగా ప్రయాణం కూడా ఇంత చక్కగా చెప్పారు. కనుకనే ఉపాసకులు వెళ్ళే అర్చరాది మార్గములు, అర్చిరాది మార్గములు కూడా జడములే, అనగా అచేతనములే, అందుకు వాటిని వ్యామోహితములు అని శబ్దం వాడారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఉపాసకుడు కూడా, వాడు సగుణోపాసన వల్ల సిద్ధుడైనప్పటికీ ఇంద్రియ శక్తి లేదు గనక వాడికప్పుడు, ఇంద్రియములని లీనమైపోయిన దశలో ఉన్నాయి గనక, ఎందుకంటే బాగా నిద్రపోతకుడు ఉన్నా అనుకోండి, వాడు ఎప్పటికీ లేవకపోతే వాడిని ఇటు నుంచి ఇటు తీసి పడుకోబెడతాం. చూడండి, మత్తు మంది ఇచ్చేసిన ఏమైనా ఇచ్చేసినప్పుడు వాడిని ఇటు నుంచి ఇటు తీసుకెళ్ళి పెడతాం, అంటే పోయాడని కాదు ఉన్నాడు, వాడి ఇంద్రియ శక్తులు సూక్ష్మమే ఉన్నాయి, వాడిని ఏం చేసినా వాడికి తెలియట్లేదు, అదే అనమాట. ఉన్నాయి కానీ సూక్ష్మ దశలో ఉన్నాయి, కానీ అది స్థూల దశను పొందట్లేదు. అది పోల్చుకోవడం కోసం చెప్తున్నా. అక్కడ అలాగే ఉంటాడు వాడు, ఎటు తీసుకుపోతున్నారో తెలియదు, ఇటు నుంచి అటు స్ట్రెచ్లోకి పెట్టుకుని తీసుకుపోయినట్టు తీసుకుపోతారు అక్కడ దాకా అనమాట. ఎవరు అతివాహిక దేవతలు ఎందరిని మంచి చేసుకోవాలో చూడండి. ఇక్కడ అంత చేయక్కర్లేదు, సగుణ బ్రహ్మోత్సవం చక్కగా చేస్తే వీళ్ళందరూ జాగ్రత్తగా చెక్ పోస్ట్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. మనకేం పడదు, ఎక్కడేం పే చేయాలి, మనకేం గోలలేదు. చేయవలసిందంతా ఏం చేయాలో, సగుణ బ్రహ్మోపాసన ఎలా చేయాలో నేటివరకు ఎలాగో చెప్పుకున్నాం మనం. ఈ విధంగా తీసుకువెళతారు అనే విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత కార్యాధికరణం అనే మాట, తీసుకెళ్ళేది ఎక్కడికి? ఇప్పుడు ఇది ప్రయాణం అయిపోయింది కదా, ఇంకా డెస్టినేషన్, వెళ్ళే చోటు ఎలా ఉంటుందో వింటూ ఉంటే అప్పుడే వెళుపుతున్నట్టుంది కదా. అలా వింటూ ఉంటే నిజమే, అలా వింటూ వింటూ వింటూ ఉంటే అదే భావన అయితే ఏది భావిస్తావు అదే అవుతావు గనక రావచ్చేమో, మనకేం తెలుసు. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి మాటలు వింటే మనకు తెలియకుండా పాప సంహారం జరిగిపోతుంది, అడ్డుకునే పాపాలు నెమ్మదిగా పోతూ ఉంటాయి. శ్రవణం మననం చేస్తే అనుకోండి మళ్ళీ కొత్త పాపాలు అంటకుండా ఉంటాయి జాగ్రత్తగా. ఇవాళ ఎంత స్నానం చేసినా మళ్ళీ బురదలో దిగితే ఏం చేస్తాం, కనుక తప్పకుండా సహకరిస్తాయి. అందుకే ఎప్పుడు వింటూ ఉన్నాం కూడా ఇంకా మంచిది. మనిషికి చివరి క్షణంలోనే వాటి గురించి భావన వస్తే దుర్గతులు రాకుండా కాపాడుతుంది. అందుకోసం ఈ మాటల్లో ప్రతి మాట జాగ్రత్త, దుర్గతులు రాకుండా కాపాడుతున్నాను. అందుకని ఇలాగ చేస్తూ ఉంటే వెంటనే మోక్షం వస్తుంది నేను చెప్పట్లే. సగుణ బ్రహ్మోపాసన అని జాగ్రత్తగా చేసుకోవాల్సిందే. కార్యం బాధరస్య గచ్చుపపత్తే హేన సూత్రం. ఎక్కడికి చేరతారండి? బ్రహ్మగమయతి అని మాట చెప్పారు. బ్రహ్మమును చేర్చుతాడు అని మీరు చెప్తున్నారు కనుక ఇప్పుడు బ్రహ్మములో ఐక్యమైపోతాడు కాదు అన్నారు. ఇక్కడ మళ్ళీ పట్టుకున్నాడు, ఇప్పుడు బ్రహ్మములో ఐక్యం కాడు, బ్రహ్మలోకానికి వెళ్తాడు. మరి బ్రహ్మమును చేర్చుతాడు అంటే నేను ఫలానా వాడి దగ్గర తీసుకెళ్తాను అంటే వాడి ఇంటికి తీసుకెళ్తారు అంతే కదా. ఫలానా వాడి దగ్గర తీసుకెళ్ళి వాడి ఇంటికి తీసుకెళ్తారు. కానీ బ్రహ్మమును చేర్చుతాడు అంటే బ్రహ్మ యొక్క ఇల్లు, బ్రహ్మలోకం. బ్రహ్మలోకం అంటే ఎవరండి? పరబ్రహ్మకు లోకం ఉందా? మీరు ఇప్పుడే చెప్పారు ఒక లోకానికి పరిమితులే లేడు, సర్వవ్యాపకుడు సర్వగతుడు ఆయన వాడు పరబ్రహ్మ. మరి ఈ బ్రహ్మలోకం ఏంటి? ఇతడు పరబ్రహ్మ కాదు, కార్యబ్రహ్మ అన్నారు. కార్యబ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు. పరబ్రహ్మ అంటే మొదటి నుండి చెప్పుకుంటున్న జన్మాధ్యయత నుంచి చెప్పబడుతూ ఇంతవరకు పరమేశ్వరుడు పరమాత్మ పరబ్రహ్మ అంతా ఒకటేనండి. వాడు పరమేశ్వర పరమాత్మ పరబ్రహ్మ మూడు ఒకటే. వీడు కార్యబ్రహ్మ అంటే ఆ పరబ్రహ్మ వల్లన సృష్టి చేయడానికి నియోగింపబడినటువంటి వాడెవడో అని కార్యబ్రహ్మ అని అంటారు. వాడు బ్రహ్మే. బ్రహ్మ అంటే గొప్పవాడు పెద్దవాడు కాదా అండి? అందుకే నారాయణం పద్మభువం వశిష్ఠం చెప్పి పద్మభువుడు. నారాయణుడు పరబ్రహ్మ అయితే తర్వాత పద్మభువుడు అనుకో, నమస్కారం చేసుకుందాం. వాడిది అది వాడి లోకం. అంటే కార్యబ్రహ్మ అని అంటారు. కార్యం బాదరిహి అస్య గత్యుపపత్తే. బాదరి అంటే ఇక్కడ బాదరాయణుడు. అయ్యి ఆచార్యుని అభిప్రాయం ప్రకారంగా శాస్త్రం చెప్తున్న మాటను తీసుకుని ఇక్కడ గతి గమనం అనేది నిర్గుణ బ్రహ్మం దగ్గర ఉండదు. ఒక గమ్యం అక్కడికి ప్రయాణం నిర్గుణ బ్రహ్మకు ఉండదు. అది పరిచ్ఛిన్నమైతేనే గతి గమ్యం ఉంటాయి. నిర్గుణ బ్రహ్మైక్యంలో గతి గమ్యం ఏమిటి? రెండూ లేదు. అక్కడ సర్వము బ్రహ్మమే అనేటువంటి వాడికి, అనే సిద్ధిని పొందిన వాడికి ఇక్కడ నుంచి మరో లోకానికి వెళ్ళడం ఉండదు. అందుకే ఇక్కడ గత్యుపపత్తే హేర మాటలు చెప్తున్నాడు. అందుకే గతి గమనము ఇచ్చాదు లేవు సుమా అక్కడ ఏది దానికి నిర్గుణ బ్రహ్మమునికి. ఇక్కడ ఉంది గనక ఇక్కడ చెప్తుంది కార్యబ్రహ్మము. ఇది దీని యొక్క అభిప్రాయం. ఎందుకంటే విశేషితత్వాచ్చ దీనికి సంబంధించిన శృతుల్లో స్పష్టముగా వివరించారు ఈ మాటని విశేషముగా. అందుకే బ్రహ్మలోకాన్ గమయతి, బ్రహ్మలోకములను చేర్చుతాడు, లోకములను అనే మాట చెప్పేటప్పుడే బహువచనం చెప్పాడు. బహువచనం వచ్చినప్పుడు అనేకత్వం వచ్చేసింది. కనుక అనేకత్వము కలిగినటువంటి ఈ స్థితిని వివరించి చూపిస్తున్నాడు. సరేనండి, ఈయన కార్యబ్రహ్మను ఎందుకన్నారు అది కూడా అడగాలి కదా. ఇతడి తర్వాత చేరే స్థితి పరబ్రహ్మలోకే కదా. కానీ పరబ్రహ్మంకు సామీప్యంగా ఉండడం చేత ఇతడికి బ్రహ్మశబ్దం వాడబడింది అన్నారు ఇక్కడ సామీప్యాత్. అందుకే పరబ్రహ్మ సామీప్యాత్ అపరస్య బ్రహ్మణ తస్మిన్నపి బ్రహ్మశబ్ద ప్రయోగో న విరుధ్యతి అన్నారు శంకర భగవత్పాదులు వారు. దీని అర్థం ఏంటంటే పరబ్రహ్మమునకు సమీపంగా ఉన్న ఈయన కార్యబ్రహ్మ. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన పరబ్రహ్మ అంటే ఈయన అపరబ్రహ్మనండి, ఇంకా సరిపోతుంది అన్నాడు. ఈయన అపరబ్రహ్మ కనుక చతుర్ముఖ బ్రహ్మ, ఇది అర్థం అన్నమాట. ఇది రావడం సామాన్యం కాదండి, ఇక్కడికి వచ్చాక విషయం వేరు. అందుకే మనోమయత్వాది ఉపాసనాయోపదిశ్యమానం అపరమితి స్థుతి. మనం ముందు చెప్పిన మనోమయ ప్రాణమయ ఇత్యాది ఉపాసనలన్నీ చేసినటువంటి వాడు ఈ అపరబ్రహ్మముని చేరుతున్నాడు. ఇది ఉపాసనల ఫలితంగా అక్కడికి చేరుకుంటున్నాం. కనుక దేవయాన మార్గాన వెళ్ళేవాడు వెళ్ళేటువంటి విషయం ఇది. కార్యాచయే తదధ్యక్షేణ సహాత పరమ విధానాత్. తర్వాత సూత్రమతి కార్యాచయే తదధ్యక్షేణ సహ అత పరం అభిధానాత్. కార్యాచయే అంటే ఈ కార్యబ్రహ్మ కూడా పోయిన తర్వాత ఆయనకి తప్పదు. కార్యబ్రహ్మ కూడా ప్రళయం జరిగిన తర్వాత ఆ కార్యబ్రహ్మలోకానికి అధ్యక్షుడైన హిరణ్య గర్భుడు, ఈ కార్యబ్రహ్మలోకానికి అధిపతి ఎవడు, ఆ బ్రహ్మ ఎవడు, చతుర్ముఖ బ్రహ్మ అని మరో పేరు హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడు అప్పుడు ఆయన ప్రళమైన తర్వాత పరబ్రహ్మలో లయమవుతాడు ఆయన. కనుక హిరణ్య గర్భుడు ప్రళమైన తర్వాత లయమైపోతాడు. అలా ఇప్పటికి ఎందరు హిరణ్య గర్భులు అయ్యారో మనకు తెలియదు. ప్రస్తుతం ఉన్నవాడి వయసు 50 ఏళ్ళు దాటింది, ఆయనకి 50 ఏళ్ళు. మనకి ఎందుకు ఎంతో ఈ జీవుడికి ఎన్ని జరిగిందో, అందుకే 50వ పళ్ళలో పడ్డాడు ఆయన. ద్వితీయ పరార్ధే, మనం గత ఏడాది ఆఖరి రోజు ఉపన్యాసాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ద్వితీయ పరార్ధే, హాఫ్ సెంచురీ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి వచ్చాడు ఆయన. ఆయన ఇప్పుడు ఆయన వయస్సు కూడా మనం స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు మాని మన సగుణ బ్రహ్మలోకానికి వెళ్తే ఆయన 50 ఏళ్ళు పూర్తి అయ్యే వరకు అక్కడ ఉండొచ్చు, మీ ఇష్టం, నిర్ణయించుకోండి. ఆయన 50 ఏళ్ళు అంటే మీకు లెక్క గుర్తుంది కదా, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. మాట మాటికి ఎందుకు చెప్తారంటారు, మళ్ళీ చెప్పాలా, అక్కర్లేదు. ఎందుకంటే కల్పం అంటే ఏంటో చెప్పుకున్నాం. 2 కల్పాలు అయితే పూర్తి రోజు అవుతుంది, పగలు రాత్రి కలిపితే. అలాంటివి 100 అవ్వాలి ఆయనకి, అందులో 100 అయిపోయి 50 అయిపోయి ఇంకా నెక్స్ట్ మిగిలాయి. ఇప్పుడు వెళ్తే అక్కడి వరకు కూర్చోవాలి. బాగుంటుంది రండి. బావు ఏది హిరణ్య గర్భలోకం నేను చూసి వచ్చారా, చూసి ఎవడు రాడు ఇక్కడికి, వర్ణించారు ఇక్కడ. అందుకోసం చాలా బాగుంటుంది అక్కడ బ్రహ్మలోకం, అత్యద్భుతంగా ఉంటుంది. కనుక అక్కడికి వెళ్ళేది పరబ్రహ్మ ప్రాప్తి కాదు, కార్యబ్రహ్మలోకానికి పోతాడు. ఈ విషయం స్మృతిలో కూడా చెప్పారు, యా శాస్త్రాల్లో స్పష్టంగా అంటే మనకి వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పింది, పురాణాది శృతుల్లో చక్కగా చెప్పారు. అందుకే బ్రహ్మణా సహ తే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరి పరస్యాంతే కృతాత్మాన ప్రవిశంతి పరం పదం. సగుణ బ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకానికి చేరుకున్నాక దాని హిరణ్య గర్భలోకమని కూడా అంటారు. హిరణ్య గర్భలోకానికి చేరిన తర్వాత అతడి ఆయువు పూర్తయ్యే వరకు ఆ హిరణ్య గర్భలోకంలో అద్భుతమైన భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇదేదో బాగుంది కదా. తర్వాత ఆయన గారు పూర్తయిపోతారు, ఆయనకే అయిపోతుంది, అప్పుడు లయం చెందిపోతాడు ఆయన. ఆయన లయం చెందినప్పుడు ఆయనతో పాటు వీడు కూడా వెళ్ళి పరబ్రహ్మలో కలిసిపోతాడు. అందుకే ఇందాక ఏమన్నారంటే అర్చిరాది మార్గంలో వెళ్ళేవాడు అమృతుడవుతాడు అని చెప్పడంలో నిర్గుణ బ్రహ్మముల ఐక్యమైతేనే అమృతం అనాలి కదా. దీన్ని అమృతమని ఎందుకన్నారంటే వీడు క్రమముక్తిలో వెళ్ళినా చివరికైనా సరే అమృతత్వ ప్రాప్తిని పొందుతున్నాడు. చాలా బాగుంది, సగుణ బ్రహ్మోపాసకుడు కనుకని పొందుతున్నాడు కనుక అమృతత్వం ఏతి అనే మాటను అక్కడ ప్రస్తావన చేశారు. వాడు క్రమముక్తి ద్వారా వెళుతున్నాడు కనుకని అక్కడ ఉన్నవాడెవడు, కార్యబ్రహ్మ అపర బ్రహ్మ. అయితే ఆ బ్రహ్మము ఆ లోకానికి వెళ్ళినటువంటి వాడికి ఎటువంటి స్థితి ఉంటుంది? లేదయ్యా, బ్రహ్మమును తీసుకువెళ్తారంటే పరబ్రహ్మము దగ్గరికే అంటే మరి ఉపనిషత్తుల్లో ఈ మాటను ఎందుకు చూపిస్తున్నారు? అనేకత్వం చెప్పడం ఒకటి. ప్రజాపతే సభావేష్మం ప్రపజ్జే, ప్రజాపతి యొక్క సభాభవనంలో ప్రవేశిస్తాడు అని. పరబ్రహ్మ అయితే సభాభవనము లోకం ఉండవుగా, కనుక హిరణ్య గర్భుని సభలో ప్రవేశిస్తాడు అని స్పష్టంగా ఉన్నది. కనుక ఉపాసకులు కార్యబ్రహ్మలోకమే చెప్పబడుతున్నది. అందుకే నామరూపయో నిర్వహితాతే యదంతరాతద్బ్రహ్మ, ఈ విషయములన్నీ ప్రమాణములుగా మనకు చూపిస్తున్నారు. అయితే మొత్తానికి తెలిసిపోయిందంటే ఉపాసకులు అందరూ చేరిపోతారు అని చెప్పడానికి లేదన్నాడు ఇక్కడ పట్టాడు. మళ్ళీ ఏమిటి ఇంతవరకు హాయిగా వెళ్ళిపోతుంది ప్రయాణం, మళ్ళీ ఇలా చెప్పాడంటే అప్రతీకాలంబనాన్ నయతీతి బాధరాయణ ఉభయదా దోషాత్తత్క్రతుశ్చ. ఇది కొంచెం గట్టిగా పట్టుకోవాల్సింది. ప్రతీకోపాసనలు కాకుండా మిగిలిన ఉపాసనలు చేసిన వారు మాత్రమే బ్రహ్మలోకానికి చేరతారు, ప్రతీకోపాసకులకు వెళ్ళరు అన్నారు. ఇక్కడ ప్రతీకోపాసకులు అంటే నిన్న నేను చెప్పాను ఈ విషయం స్పష్టంగా, మళ్ళీ ప్రతీకోపాసన కన్నా ముఖం ఎర్రబరుచుకుని మేము విగ్రహాలను పూజిస్తుంటే వద్దుంటున్నాడా అనద్దు. మళ్ళీ ఇక్కడ ప్రతీక శబ్దానికి నా అర్థం నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఉపాసనల్లో ప్రతీకోపాసనలు కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రం ఉన్నాయి కొద్ది కొద్దిగా ప్రతీకోపాసనలు. ఆ ప్రతీకోపాసనలు చేసిన వారు మనో బ్రహ్మేతి ఉపాసీత, ఆదిత్యో బ్రహ్మేతి ఉపాసీత, అది ఇదనుకుని చెయ్యు ఇదనుకుని చెయ్యు అన్నప్పుడు నికృష్టమైనటువంటిది, నీకు అది ఎలాగూ కనబడలేదు కనుక కనబడే చిన్ని వస్తువులో కనబడిన పరమేశ్వరుని చూడడం అది. అలా కాకుండా ఆ పరమేశ్వరుని అహంగ్రహ ఉపాసన చేసిన వాళ్ళ స్థితి వేరు. అలాంటి వాళ్ళు అలాంటి విద్యలు బ్రహ్మలోకానికి తీసుకువెళతాయి. ఇలాంటి విద్యలు మాత్రం వేస్ట్ మాత్రం కాదు, కానీ ఏవో కొన్ని శక్తులు ఉంటాయి దాంట్లో, దివ్య శక్తులు చాలా ఉంటాయి అంతే. ఇక్కడ తెలుసుకోవాల్సింది మరి విగ్రహాలకి దేనిలో పెడతారండి అని మరి అడగచ్చు, ఇందులో అది సందర్భం కాదు, కానీ నిరుత్సాహపడక్కర్లేదు. భారతీయ సంస్కృతి విగ్రహారాధనతో ఆపదు మనల్ని, గుర్తుపెట్టుకోండి. ప్రతిమా స్వల్పబుద్ధీనాం అని స్మృతుల్లోనే చెప్పారు, ప్రతిమలను ఆరాధించడం అల్పబుద్ధి అన్నాడు. ప్రతిమలు ఎందు ఆరాధించిన అల్పబుద్ధి, మీరు తెలివైన వాళ్ళైతే వస్తూ వస్తూ ప్రతిమకి పువ్వులు ఎందుకు వేసి వచ్చారండి మీరు అడగచ్చు నన్ను. మీరు అల్పబుద్ధి అని అంటే ఒప్పుకోవడానికి నాకేం పర్వాలేదు, కానీ ఇక్కడ ఒక చిన్న విషయం కానీ జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొందరికి అద్వైతం అంటే జ్వరం వచ్చేస్తుంది పాపం, నిర్గుణ బ్రహ్మ అంటే ఫీవర్ చాలా పెరిగిపోతుంది, ప్రాణోత్క్రమణం అయిపోతుందేమో భయం వచ్చేటంత. సానుభూతిగా కొంచెం ఓపిగ్గా కూర్చోవాలి, మనకంటూ మెదడుంటే దానికి ఆలోచించగలిగే శక్తి ఉంటే జాగ్రత్తగా అన్వయించుకోవాలి. అతి తీవ్ర స్థాయిలో అటుపోయినా కష్టమే ఇటుపోయినా కష్టమే, జాగ్రత్తగా. ప్రతిమాష అల్పబుద్ధీనాం అంటే వ్యాఖ్యాతలు ఎంత అందంగా అర్థం చెప్పారంటే సాధనారంభ దశాయాం అన్నాడు ఇక్కడ, సాధన ఆరంభ దశలో ప్రతీక అవసరమే అన్నాడు ఇక్కడ. కావాలి ఉంటుంది కానీ అక్కడతో ఆగిపోకూడదు, అది మొట్టమొదటి నుంచి చెప్తున్నది అదే. కనుక ఒక్కసారి కృష్ణుని స్మరించండి అంటే ఒకసారి మా ఇంటికి వెళ్ళి గదిలోకి చూసుకొస్తానండి అంటే అది ఎప్పటికీ అలాగనే, ఇంట్లో గదిలో కృష్ణ పరమాత్మ అక్కడ కనబడుతూ విగ్రహం ఉంటే అదేం కృష్ణుడు కాదండి అనకు మళ్ళీ, ఎందుకంటే తద్భావనకి అది ఆలంబనమైంది, అందుకని అదే నేను అనే భావన కూడదు అది ఇక్కడ. అది నిన్న మనం స్పష్టం చేసుకున్నాం. అయితే మళ్ళీ ప్రతిమలు వీటన్నిటికీ భారతీయ సంస్కృతిలో హైందవ ధర్మంలో మామూలుగా ఏదో బొమ్మ పెట్టుకుని దండం పెట్టడం అని కాదు, దానికంటూ ఒక పెద్ద సైన్స్ ఉంది, అదొక సబ్జెక్టు. ప్రస్తుతానికి అది అప్రస్తుతం కనుక నేను చెప్పట్లేదు, కానీ దయచేసి ఇంకో దశలోకి వెళ్ళిపోవద్దు, వెంటనే డ్రాస్టిక్ కన్క్లూజన్స్లోకి వెళ్ళొద్దు. అది ఇక్కడ చెప్తున్నది తపనంతా ఇదే. ఇది చెప్పాం కనుక మొత్తం వాటన్నింటి తిట్టి ఆలయ వ్యవస్థను నిందించి ఇలాంటి మహాపాపాలు మూట కట్టుకోవద్దు. వాటి పరిస్థితులు దానికి ఉన్నాయి, వాటి శాస్త్రాలు వాటి గోళ వాటి ఘోష చాలా ఉన్నది. ఎందుకంటే ఇలాంటి మాటలకి అద్వైత సంప్రదాయ ప్రకారం ఎంత వ్యాఖ్యానాలు ఉన్నాయో ఇతరులు కూడా వ్యాఖ్యానాలు రచించారు. వాళ్ళని సామాన్యులు గారు మహాపండితులు, వాళ్ళు మహాత్ములు, వాళ్ళ దర్శనం వాళ్ళు చూపించారు. అయితే నిజమైన అద్వైతే అయితే దేన్ని తిరస్కరించరు, ప్రతిదాన్ని సానుభూతిగా అర్థం చేసుకుంటాడు కనుక ఆయా దశల్లో ప్రతిదీ చాలా ఉత్కృష్టమే అని మాత్రం తెలుసుకోవాలి. నిన్నది ఈ విషయం నేను స్వామి వివేకానంద అంశంతో చాలా చెప్పాను కనుక ఈరోజు అంత చర్చ చేయట్లేదు, ఎందుకంటే చక్కగా అక్కడ దాకా వెళ్ళిపోయి మార్గంలో అక్కడ దాకా వెళ్ళిపోయి మళ్ళీ గోవాలి ఎందుకు మనకి. సరే, కేవలం ప్రతీక ఉపాసకులకు మాత్రము అనగా ఒక పరిమిత దృష్టి అందే ఆరోపించుకుని ఉన్నంత కాలము అని చెప్పడం, ఇది అర్థం చేసుకుంటే చాలు. తర్వాత మిగిలినవన్నీ నిన్న వివరించుకున్నాం గనక. అయితే అవి వృధా కాదు, అది ఇంకొక విధంగా మనకి సహకరిస్తాయి. ఈ విషయంలో ఇంతవరకు ప్రతిపాదన చేశారు. అయ్యా ఇప్పుడు వాడు ఆ లోకాన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు కదా, అక్కడ ఎలా ఉంటుందో కాసేపు ఆపాడు చూడండి. ఒక అద్భుతమైన కథ నడుపుతున్నట్టే సూత్రములు కూడా, ఆ సస్పెన్సులు, ఆ ప్రాణోత్క్రమణం చెప్పినప్పుడు సగుణోపాసకుడికి నిర్గుణోపాసకుడు చెప్పి ఆపి మళ్ళీ సగుణోపాసకుడు ఎలా వెళ్తాడో చెప్పాడు, ఇప్పుడు అక్కడ దాకా చేరిపోయాడు కదా అక్కడ ఆపి నిర్గుణోపాసకుడి దగ్గరికి మళ్ళీ వచ్చాడు. వీడి విషయం వీడు ఎలా వెళ్తాడు, ఇప్పుడు మనకు అనేక అనేక సందేహాలు కలుగుతాయి. మోక్షం పరమాత్మతో ఐక్యమైపోయితే మోక్షమే అంటే, పరమేశ్వరుడితో ఐక్యమైపోయాడంటే వీడేమవుతాడు తర్వాత. కొంతమంది అసలైన సూక్ష్మం పట్టుకోలేక మనం కూడా పంచదార అయిపోయే కంటే పంచదార తింటూ ఉంటే బాగుంటుంది కదండి, పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ కూడా వాడికి ఇది ఇంకా పనిచేయట్లేదని అర్థం. జాగ్రత్తగా చూస్తే ఆ అనుభూతి వేరు, ఇంకా పంచదార అని మళ్ళీ లౌకిక ఉపయోగం ఉదాహరణలోకి తెచ్చుకున్నా అందుకు ఇది తెలుసుకోవాల్సిన అంశం. సంపద్యావిర్భావ స్వేన శబ్దాత్, ఇది సూత్రం. ಏಷ ಸಂಪ್ರಸಾದೋಸ್ಮಾತ್ ಶರೀರಾತ್ ಸಮುತ್ಥಾಯ ಪರಂಜ್ಯೋತಿರೂಪ ಸಂಪ್ಯಜ್ಯ ಸ್ವೇನ ರೂಪೇಣ ಅಭಿನಿಷ್ಪದ್ಯತೆ అని ఛాందోగ్యం చెప్తున్నది. నిర్గుణ బ్రహ్మైక్యం పొందిన వాడు ఎలా అవుతున్నాడో వివరిస్తున్నారు. వాడు ఒక్కసారిగా ఈ శరీరం నుండి లేచిన వెంటనే వాడి యొక్క సూక్ష్మభూతములు ఉపాధులన్నీ కూడా లయమైపోయి వీడు పరమాత్మలో లీనమైపోయాడు. అయితే లీనమైనప్పుడు పరంజ్యోతి ఉపసంపద్య, ఆ పరంజ్యోతిని చేరుకుని శ్వేన రూపేణ తన రూపముతో అక్కడుంటాడు అన్నారు. ఇక్కడ తన రూపముతో చేరుకుంటాడు అన్నారు. తన రూపముతో చేరుకుంటున్నాడు అంటే నిష్పద్యతే అని శబ్దం వేశారు. నిష్పద్యతే అంటే నిలుస్తున్నాడు అని. అతడు పరమాత్మని చేరుకుని పరంజ్యోతిని చేరుకుని తన రూపంతో నిలుస్తున్నాడు అంటే నిర్గుణ బ్రహ్మ స్థితిలో కూడా వీడొక రూపం ధరించి అక్కడికి వెళ్తాడా? అక్కడ శ్వేన రూపేనా అనే దానికి అర్థం ఏమిటి? అక్కడ కూడా మీరేదో ఒక రూపము అని ఉన్నది మీ మంత్రంలోనే, కనుకనే రూపరహితము నామరహితము అని ఒప్పుకోం అంటే సరిగ్గా చూడు అక్కడ ఏం చెప్తున్నాడో అని. సంపద్యావిర్భావ శ్వేన శబ్దాత్, ఇక్కడ దానికి అర్థం ఏమిటి అంటే ఆరు అతడు స్వరూపం, స్వరూపముతో అని అర్థం. స్వరూపము అంటే తన స్వరూపం ఏమిటి? అది రూపము అంటే కనబడిన ఫార్మ్ అని అర్థం కాదు. ఇక్కడ వాడి స్వరూపం తాను నేను అనబడేది అసలు స్వరూపం. దాని ఏమిటి అది? అది ఇంద్రియముల ప్రాణముల మనస్సుల వీటికి అతీతమైందే కదా. అతీతమైన ఆత్మ పరం, దానిని అతడు చేస్తాడు. స్వరూపేనా అంటే అర్థం ఏంటంటే ఆత్మరూపముగా అనగా అఖండ బ్రహ్మ రూపముగా అందులోనే స్థిరమైపోయాడు. అక్కడ నిష్పత్తి అంటే నిలబడ్డాడని కాదు, అక్కడ స్థిరమైపోయాడు అక్కడ అని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఈ మాట ముక్త ప్రతిజ్ఞానాత్ అనేటువంటి సూత్రంలో చూపిస్తున్నారు. అంటే ముక్తుడు పూర్ణానంద స్వరూపంలో ఉండిపోతాడు అనేటువంటి ఉపనిషద్వాక్యం ఇది. దాని ప్రకారంగా అంటే ఏతంత్వేవ భూయోను వ్యాఖ్యాస్యామః, ఆ మూడు అవస్థల్లో ఉండే ఏ దోషము లేని ఆత్మను గురించి చెప్తున్నాను విను అంటున్నాడు ఛాందోగ్య ఉపనిషత్తులు. చూడండి ఈ మాట ఎంత బాగున్నదో. ఏతంత్వేవ భూయోను వ్యాఖ్యాస్యామః, ఆత్మ ఎలా ఉంటుందంటే శరీరం వా వసంత న ప్రియా ప్రియే, శరీరము అశరీరమైన ఆత్మకు శరీరము కాని ఆత్మకు ప్రియము అప్రియము అనేవి అంటవు. స్వేన రూపేణ అభినిష్పద్యతే స ఉత్తమ పురుష అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అయితే పరంజ్యోతిని ఎందుకన్నారయ్యా? అంటే అదేనది దీపం వెలుగుతూ ఉంటే విడివిడి అందులో లీనమైపోయాడా? అదేం జ్యోత అంటే పరంజ్యోతి అనే మాటకు అర్థం ఏంటంటే ఆత్మ అని అర్థము. పరంజ్యోతి అంటేనే ఆత్మ బ్రహ్మము అని అర్థము. ఎందుకంటే దాని గురించి శాస్త్రం ఎంత చక్కగా వర్ణించింది, తద్దేవా జ్యోతిషాంజ్యోతి జ్యోతిషామపి యజ్యోతి. జ్యోతిష్యులంటికి ఏది జ్యోతిష్యో, అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది అది, దానినేది ప్రకాశింపజేయలేదు. మనం జ్యోతిరధికరణము అని గత ఏడాది చెప్పుకున్నాం మొదటి అధ్యాయంలో, అదంతా ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే అక్కడ చెప్పింది గుర్తు తెచ్చుకోడు. జ్యోతిర్దర్శనాత్ అనేటువంటి మొదటి అధ్యాయం మూడో పాదంలో చెప్పబడ్డ 40వ సూత్రంలో ఈ విషయం అక్కడ వచ్చినది మనకి. అందుకు స్పష్టంగా జ్యోతి అంటే పరమాత్మ. య ఆత్మా అపహత పాత్మ, ఏ దోషము లేని పరమాత్మని జ్యోతిస్వరూపం పరంజ్యోతి అంటే వాడు ఆ పరంజ్యోతిని చేరుకుంటున్నాడంటే బ్రహ్మముగానే అతడు ఐక్యమవుతున్నాడు. అందుకు పరంజ్యోతి రూప సంపిద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. ఈ మాటలో స్పష్టముగా ఉన్న మాట ఏమిటంటే అవిభాగేన దృష్టత్వాత్, ఇది అవిభాగేన. ఇంకా విభాగం లేదు అక్కడ, అవిభాగమే. మళ్ళీ వీడు కలిసిపోయాడు జీవుడి దశలో బీజములున్నాడు, మళ్ళీ వెలికొస్తాడు లేదు, అవిభాగమే. అఖండ సముద్రం అయిపోయాడు నామరూపం విహాయ నదుల వలే. అందుకు బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ కూడా నిర్గుణ బ్రహ్మైక్యమునకు చెందిన వాక్యములు, ఉపనిషత్తు చెప్పిన మాటలవి. అందుకు సగణ బ్రహ్మోపాసనకు చెందినటువంటి వాటిని వీటిని కలిపేయవద్దు. దానికి ముక్తి దీనికి ముక్తి అని వ్యవహరించారు కనుక రెండు ఒకటి కలిపేయవద్దు. ఇది ఈ ముక్తి సద్యోముక్తి, దీని యొక్క విశేషం ఇది. అయితే ఇక్కడ బ్రహ్మాధికరణం అనే మాటలో ఆ కలిసినటువంటి జీవుడు ఎలా ఉంటాడు? మరి ఈశ్వరుడిలో కలిసిపోయాడు కదండి, మరి ఈశ్వరుడు గుణాలన్నీ అనుకుంటాయా? ఇది చాలా ప్రశ్నించుకోవాల్సిన పెద్ద అవసరం కదా. ఈశ్వరుడు అన్నీ వచ్చేస్తాయి వీడికి, ఉన్నాయి ఎందుకు లేవు అని జైమిని మొదలైన వాళ్ళు కూడా చెప్పారు. ఎలాగో అంటే సర్వజ్ఞత్వము సర్వాంతర్యామిత్వము ఇత్యాదులు చాలా ఉన్నాయి. అయితే ఔడులోమిహి అనేటువంటి మహానుభావుడు ఏం చెప్పాడంటే ముక్తి పొందిన వాడి స్థితి చితి తన్మాత్రేణ తదాత్మకత్వాది చౌడులోమిహి. ఔడులోమి అనే ఆచార్యుని అభిప్రాయం సూత్రకారుడు అనేక చోట్ల చూపిస్తుంటాడు. అంటే అనేక మంది ముక్తి గురించి అప్పటికే విచారణ చేశారు, బాధరాయణితో మొదలు కాలే, ఉపనిషత్ రూపముల్లోనూ తదితర శాస్త్రములో చాలా ఉన్నాయి. బాధరాయణ్ణి సమీకరించాడు వాటిని. అది పట్టుకుని తర్వాత వారు అంది పుచ్చుకొని మనకు వివరిస్తున్నాను. ముక్తి స్వరూపాన్ని ఎంత స్పష్టంగా చెప్పగలిగాం. ఇప్పుడు చెప్పండి హైందవ ధర్మం యొక్క గొప్పతనం. అంతేగాని ఇక్కడ నువ్వు ఏదో చేస్తావు, పాపం చేస్తే నరకానికి పోతావు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతావు అని చెప్పి ఊరుకున్నాయి. అవి మనము చెప్పాం. దానికి పైన ఎన్ని చెప్పేమో చూసుకుని అన్ని పైన చెప్పగలిగిన ధర్మంలో పుట్టడం ఒక అదృష్టం. అర్థమవడం అర్థం పోవడం తర్వాత ఇంత ముక్తి గురించి సంపూర్ణమైన నిర్వచనం ఇవ్వగలిగినటువంటి శాస్త్రం అండి మనవి. వేదము వేదాంతము రెండు ఆధారంగా మనం చెప్పుకుంటున్న వేదాంతం అంటేనే వేదంలో భాగం అది. చితి తన్మాత్రేణ అక్కడ స్వరూపంలో కేవల చైతన్యము చైతన్య స్వరూపముగా ఉంటాడు అని చెప్పారు. ఇది సత్యమే. కానీ అలాగునని ఆ పరమేశ్వరుని యొక్క దివ్య గుణములు ఇతనికి రావా అంటే ఉన్నాయి. సత్య సంకల్పంతో సర్వజ్ఞాత్వాది గుణములు కూడా అతనికి ఉంటాయి అనుకుంటే తప్పేం లేదన్నాడు సిద్ధి పొందిన వాడికి. ఏవం వపి ఉపన్యాసాత్ పూర్వభావాత్ అవిరోధం బాదరాయణ అని బాదరాయణుడి అభిప్రాయం ఏంటో చెప్తున్నాడు. పరమేశ్వరుని యొక్క సర్వజ్ఞత్వ సర్వంతర్యామిత్వ అదేవిధంగా సత్య సంకల్పాదులు ఉంటాయి అనే విషయం. అంతేకాదు సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడికి కూడా సంకల్పబలం అమోఘంగా ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ మనం గమనించవలసిందంటే సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు ఈశ్వరుడు అన్నాం, కానీ తదకి అతీతంగా చూస్తున్నప్పుడు ఆయన వీటన్నిటికీ అతీతుడే. అదే మనం త్రిపాదూర్ధ ఉదయత్ పురుష అతో జ్యాయాగంశ్చ పురుష. గత ఏడాది దీని గురించి సుమారు 30 గంటలు చెప్పాను నాకు గుర్తుంది. కానీ అతీతమైనటువంటి ఆ స్థితిలో బ్రహ్మములో లీనమైన వాడు కనుక సృష్టి స్థితిలో ఈశ్వరుడు చేస్తాడు. ఈ చేరిన జీవుడు కూడా సృష్టి స్థితిలో చేస్తాడా? ఈశ్వరుడు ఐక్యమైపోయాడు కదా, చేయడన్నాడు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. సగుణ బ్రహ్మలోకానికి చేరిన వాడికి కూడా అమోఘ సంకల్పాదులు ఉంటాయి, కొన్ని అద్భుతమైన శక్తులు ఉంటాయి. దేవతలు కూడా ఊడిగం చేస్తారు వాడికి. ఎవరికి? సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడికి. వాడికే అంత. ఇన్ని ఉన్నా అక్కడ బ్రహ్మగారు చేసే పనులు వీడు చేయట. సృష్టికర్తృత్వం ఇవన్నీ కూడా అతడు చేయడు. ఎందుకంటే అక్కడ జీవదశ ఉంది వాడికి. క్రమముక్తి తర్వాతే జీవదశ పోయింది, కానీ అంతవరకు ఉందా లేదా? ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఇంకా విదేహముక్తి సంపూర్ణంగా పరమాత్మతో కలిసిపోయాడు అనుకోండి, అప్పుడు ఇంకా సృష్టికర్తృత్వం లేదు, వీటన్నిటికీ అతీతమైనటువంటి స్థితి. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆ విభజన జరిగిపోతే కొంచెం అయోమయ వస్తుంది. అందుకే ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి పరబ్రహ్మ లక్షణములు అతడిలో ఉంటాయి. అయితే ఇక్కడ మళ్ళీ సగుణ విద్యకు వచ్చాడు. మళ్ళీ వచ్చి దాని ఫలం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. లోకానికి వెళ్ళిపోయిం కదా, అక్కడ ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు. అక్కడ సయ్యది పితృకామో భవతి సంకల్పా దేవాస్య పితర సముత్తిష్ఠంతి. అక్కడికి వెళ్ళినటువంటి వాడు సగుణ బ్రహ్మలోకానికి, అతడు ఒక్కసారి పితృదేవతల్ని, పితృలోకం ఒక లోకం ఉంది, అక్కడ భోగాలు అక్కడ ఉన్నాయి, ఆ పితృలోక భోగాలు ఎలా ఉంటాయో చూడాలి అనిపిస్తే వెంటనే పితృదేవతలు అందరూ వచ్చి చేతులు కొట్టుకుని పితృలోక భోగాలు ఇస్తారు అక్కడ వాడికి. చూడండి, బ్రహ్మలోకానికి చేరితే అన్ని లోకముల భోగములు అక్కడ పొందవచ్చు సంకల్పం మాత్రం చేతే. సంకల్పాదేవత తచ్చృతేహే, శృతే చెప్తున్నది సంకల్పం మాత్రం చేత. అందుకే సయ్యది పితృకామో భవతి సంకల్పాదేవాస్య పితర సముత్తిష్ఠంతి. అక్కడికి వచ్చి ఆ దేవతలు వాళ్ళకి కావలసిన భోగములు అందిస్తారు. మరి అటువంటప్పుడు అతను ప్రభువు లాంటి వాడు అయిపోయాడు కదండి. అథయ ఇహాత్మానమను విద్య వ్రజంత్యేతాంశ్చ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. అక్కడికి చేరినటువంటి వాడు తనయందే సర్వకామములు ఉన్నాయని గ్రహించి అతడు వెళ్ళాడు సగుణ బ్రహ్మోపాసనలో. అటువంటి వాడు ఆ పరలోకానికి వెళ్ళే ఒక చక్రవర్తిలాగా సమస్త లోకాల్లో స్వతంత్ర సంచారం చేయగలిగిన శక్తి ఉంటుంది వాడికి. ఎవడికి? ఆ బ్రహ్మ లోకానికి వెళ్ళిన వాడికి ఇదంతా, సగుణ బ్రహ్మ సిద్ధి పొందిన వాడికి. పైగా అభావం బాధర బాధరిరాహ ఏవం ఈ సూత్రంలో చెప్తున్నాడంటే అక్కడ మరి ఎలా అనుభవిస్తాడండి? శరీరంతోనా? కాదు, మనసా ఏతాన్, మనస్సుతోని ఇవన్నీ అనుభవించగలట. మనస్సుతోని ఎలా అనుభవించగలండి? శరీరాది ఉపాధులు లేకపోతే, ఆ ఉపాధులు వాడుకోకపోతే ఎలా అనుభవించగలడు అంటే, నువ్వు స్వప్నంలో కనిపిస్తున్నటువంటి దృశ్యాల్లో సుఖదుఖాలు రెండూ అనుభవిస్తుంటావు. దేంతో అనుభవిస్తున్నావు? మనస్సుతోనే కదా. అయితే స్వప్నం మిథ్య అక్కడ వచ్చేయండి. మనస్సుతో అనుభవించడం అనేది నీకు ఇక్కడే తెలుసు, అక్కడ ఎలా అనుభవిస్తాడనేది ఇక్కడ ఊహించలేము. ఊహించడానికి పనికొచ్చింది స్వప్నావస్థ ఉదాహరణప్రాయంగా. కనుక మనస్సుతో అనుభవించడం అనేటువంటిది అక్కడ చేస్తాడు. కాదయ్యా, మంత్రంలో ఏం చెప్తున్నాడంటే వాడు అనేక రూపాలు ధరిస్తాడు అని కూడా చెప్పారు. మరి దానికి ఏం చేస్తారు? భావం జయమినిర్ వికల్పామననాత్ అని. అంటే మీరు చెప్పిన దానికి వేరుగా మరొక మంత్రం ఉన్నది, స ఏకధా భవతి త్రిధా భవతి. ఇదంతా కూడా బ్రహ్మలోకమునికి చేరిన వాడి స్థితి అండి. వాడు మనస్సుతోనే అనుకుంటే చాలు, సంకల్పిస్తాడు, సంకల్పం మాత్రం చేతనే వాడికి అన్నీ జరిగిపోతుంటే భోగములన్నీ అనుభవిస్తాడు. నిజానికి ఎప్పుడైనా అనుభవించేది మనస్సే. మీరు ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం చూసినా చెవి కాదు అనుభవించేది. లేకపోతే ఇదే ఉపన్యాసం వింటూ నేను చాలా ఆనందించాను, నేను పరవశించాను కొందరు అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు, ఎప్పుడు పూర్తవుతుందని కొందరు అంటున్నారు. అనుభవించేది ఏది ఇప్పుడు చెప్పండి. వాడి బుద్ధి వాడు అంతఃకరణమే కదా, మనస్సేగా, కానీ మనస్సే అనుభవించేది తెలుసుకోండి. ఇంకో అవసరం లేకుండా మనస్సు అక్కడ అనుభవించగలదు. శక్తి ఏమిటి? సంకల్పశక్తి చేత. కనుక సత్య సంకల్పాదులు కూడా వాడికే వచ్చాయి. సత్య సంకల్ప స్థితిలో అనుభవిస్తున్నాడు వాడు. ఎలాగూ? మనస్సుతో. మరి రూపాలతో అనుభవిస్తాడని మంత్రం కనిపిస్తోందండి మనకి శృతిలో. ఎలాగంటే స ఏకదా భవతి త్రిధా భవతి. వాడు ఒకటవుతాడు, రెండవుతాడు, మూడవుతాడు, ఇన్ని రకాలుగా అవుతాడు అని అన్నప్పుడు మనస్సుతో అనుభవిస్తాడు అంటారు ఏమిటి వీరు? ఎన్నో రూపాలు ధరిస్తాడు అంటే దానికి చక్కటి సూత్రం చెప్తున్నారు. ద్వాదశాహవత్ ఉభయవిధం బాదరాయణం బాదరాయణ అత బాదరాయణ అభిప్రాయం ప్రకారంగా రెండు విధాలు సత్యమే అన్నాడండి. మనస్సుతో అనుభవిస్తాడన్నది సత్యమే, ఎన్నే రూపాలు ధరించి అనుభవిస్తాడనేది సత్యమే. ఇది ఎలా సత్యం అవుతుందండి? ఏదో ఒకటి సత్యం అవ్వాలి కానీ అంటే అవుతుందన్నాడు. వాడు ఇచ్చ పూడితే మనస్సుతోనే ఆనందించగలడు. సత్య సంకల్ప శక్తి ఉంది కనుక అవసరమైతే ఎన్ని రూపాలైనా ధరించి ఆనందించగలడు అన్నాడు ఇక్కడ. అంటే వాడికి రూపం నియతం కాదు. ఇప్పుడు మనకి శరీరం లేకపోతే ఏది అనుభవించలేం మనం. కానీ ఆ లోకానికి వెళ్ళిన వాడికి శరీరం ఉండాలని నియమం లేదు అక్కడ. వాడు మనస్సుతో ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. నాకు మంచి అన్నం తినాలి లేదా మంచి రుచికరమైన పదార్థం తినాలని మనసు పుట్టినా శరీరం లేకపోతే పని చేయలేం. కానీ అక్కడ వాడికి అది లేకపోయినా అది చేయగలడు. శరీరంతో తినాలనిపించింది అనుకోండి, సరదాగా ధరించగలట్ట అది. ఇక్కడ వాడు మనసుగా శక్తి ఉన్నది. ఎన్ని శరీరాలు ధరించగలడు? ఏకధా త్రిధా ఇలా బహుధ అనేక రకములుగా ధరించగలడు. వాడికి అంత శక్తులు ఉంటాయి సగుణ బ్రహ్మలోకంలో. ఇలాంటి శక్తులతోనే అక్కడ ఉంటే ఇంకేం తేడా? ఎన్ని దాటి వెళ్ళిపోయాడు వాడు అక్కడ. కనుక వాడు ఇలా అవగలడయ్యా, ఎన్నో రకాలుగా అవగలడు. మరి ఎన్నో రకాలు అయిపోతే ఇప్పుడు నా శరీరం, నీ శరీరం, మూడో శరీరం, నాలుగో శరీరం ఇలా ఉన్నప్పుడు దేని అనుభవం దాందే కదా. మళ్ళీ భిన్నత్వం వచ్చిందంటే కాదుట. దీనికి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. అది ప్రదీపవద ఆవేశస్తదాహి దర్శయతి అన్నారు ఇక్కడ. ప్రదీపవద ఆవేశ, ఈ శబ్దం ఆవేశ అనే శబ్దం చాలా చక్కగా వేశారు. అంటే తాను అనుకున్న రూపాన్ని ధరించి తన యొక్క మనశ్శక్తినే దాని యందు ఆవేశింపజేసి అనుభూతిని పొందగలడు. ఆ స్థితిని ఈ శరీరం తూగించద్దు. అక్కడది అక్కడ వాడికి అది సాధ్యం. అంతేకాదు, ఒక చీమ ఈ మనిషి నిలబడి ఎలా పట్టుకున్నాడని దాని ఊహకు అందదు. దాని ఉపాధి చాలా చిన్నది. కానీ ఈ ఉపాధితో ఆ స్థితిని ఊహించవద్దు. కానీ మనకు ఊహించే శక్తి చాలా ఇచ్చాడు కనుక సరిగ్గా ఊహిస్తే అర్థమవుతుంది. ఇక్కడ స్పష్టమైన నిర్వచనం చూపిస్తున్నాడు. అక్కడ ఆ విధంగా ఎన్ని రకాలుగైనా అయ్యి అతడు అనుభవించగలడయ్యా. అసలు అనుకుంటే అది చేస్తాడు, లేనప్పుడు అది లేదుట. అలా ఉండగలడు అక్కడ. ఇది అక్కడ ఉన్నటువంటి స్థితి. అయితే ఇక్కడ జగద్వ్యాపారము ఇవి చెయ్యగలడా? ఇది ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు. జగద్వ్యాపారాదుల గురించి వివరిస్తున్నారు. అంటే అక్కడ బ్రహ్మగారు ఏ పనులు చేస్తున్నా అన్ని చేస్తాడే, అవేం లేవు అక్కడ అతగాడికి. జగద్వ్యాపారాదులు మాత్రం లేవు. జగద్వ్యాపార వర్జ్యం ప్రకరణాదసన్నిహితత్వాచ్చ. ఇది సూత్రం. అంటే జగదుత్పత్తి అనే పని తప్ప ఇతరమైన అణిమాది సిద్ధులన్నీ ఆ విద్వాంసుడికి లభిస్తాయి. విద్వాంసుడని ఎక్కడొచ్చినా సగుణ బ్రహ్మోపాసన సిద్ధి పొందినవాడు అని అర్థం చేసుకోండి. విద్వాంసుడు అంటే బాగా సంస్కృతం తెలుగు చదువుకున్నవాడని కాదు ఇక్కడ అర్థం. విద్వాంసుడి శబ్దానికి ఇదే అర్థం. కనుక విద్వాన్ అది. అయితే మరి జగదుత్పత్తి తప్ప అని చెప్పారు. ఎందుకంటే జగదుత్పత్తి ఆయన పని, విడిది కాదు అక్కడ. ఆ లోకంలో కూడా హిరణ్య గర్భుడిది, లేదా హిరణ్య గర్భం రూపంలో చేయించుతున్న పరమేశ్వరుడే, వీడి పని కాదు. కనుక ఈశ్వర కృత్యం మాత్రం ఇతడు చెయ్యలేడు అని. ఎందుకంటే పరమేశ్వరుడే సృష్టి అంతా చేస్తున్నాడని స్పష్టంగా శృతిలో చెప్పారు. ముక్తులైన వాళ్ళందరూ చేయడం మొదలు పెడితే తలోగుడు తలో రకంగా, వీడు సృష్టి చేయాలని మూడు ఉంటే ఇంకోటి సంహరించాలని మూడు ఉంటుంది, మొత్తం సాగదు ప్రపంచం అంతా. అది ఇక్కడ ఇవి భిన్న భిన్నమై సృష్టి సాగదు. అందుకే ఈ శక్తి మాత్రం ఉండదయ్యా అని స్పష్టం చేశారు. మరి ప్రత్యక్షోపదేశాదిత్యేన్నాధికారిక మండల స్థోక్తే శృతుల్లో మాట ఉన్నది, ఆప్నోతి స్వరాజ్యం, అతడు స్వరాజ్యమును పొందుతాడు. ఇలాంటి మాటలు ఉన్నాయి కదా. అంటే అతడు అద్భుతమైన ఐశ్వర్యం, అన్నిటి మీద ఆధిపత్యం పొందుతాడు అని చెప్పారు కదా. మరి అతడు ఇవన్నీ ఎందుకు చేయడండి అంటే అది స్వరాజ్య ప్రాప్తి అనే మాటకి ఇక్కడ ఈశ్వరునితో సమానమైన ఐశ్వర్యాది భోగములు అతనికి ఉంటాయే తప్ప జగత్ కర్తృత్వం ఉంటుందని దానిలో అర్థం కాదయ్యా. అందుకు తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలడు. ఇలాంటి అద్భుతమైన భోగములు ఐశ్వర్యములు ఆ స్థితిలో ఉంటాయండి. బాగుంది కదా వినడానికి కూడా. వింటే తప్పేముంది? ఒక ఆయన వెళ్ళి అమెరికాలో తెగ తిరుగుతున్నాడు, తిరుగుతున్న అయ్యా గారు చూసాను వర్ణిస్తుంటే మనం కూడా వింటున్నంతసేపు. ఎందుకంటే ఎవడ వెళ్ళొచ్చు ఫోటోలు చూపిస్తుంటేనే భలే చూసేస్తూ ఉంటాం. మనం వెళ్ళేమో పెట్టామా, చూడడంలో ఒక ఆనందం. ఏం పోయింది కనుకనే హిరణ్య గర్భలోకం ఎలా ఉంటుందని వర్ణిస్తూ ఉంటే, వింటూ ఉంటే ఒక్కసారి మనస్సుతో తిరగచ్చు కదా, అది కూడా ఇచ్చాడు కదా మనకి. కనుక భావించుకుందాం, బాగుంది కదా హిరణ్య గర్భలోకం, వాడు హాయిగా ఆ విధంగా ఉంటాడు సుమా. కనుకనే ఒక్కటి, వీరికి స్వాతంత్రం ఉంది, ఎక్కడ పడితే తిరుగుతాడు అని చెప్తున్నారు కదా, మనం సృష్టి చేసి ఇవ్వాలని వీడికి బుద్ధి పుడితేనో. వీడికి ఎంత స్వాతంత్రం ఉన్నా ఈశ్వరాధీనుడే, ఇక్కడ అక్కడ కూడా వాడి పైన ఆయన అలా జాగ్రత్తగా ఉంటాడట. ఎవడు ఆ బ్రహ్మగారే, అందుకే ఆయన దగ్గరిది. ఆ విధంగా ఉంటాడు సుమా. ఇది ఇక్కడ వివరించడం జరిగింది. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది, బ్రహ్మము యొక్క సగుణ బ్రహ్మస్థితి, నిర్గుణ బ్రహ్మస్థితి రెండు మనం అంగీకరిస్తున్నాం. ఎందుకంటే సగుణ బ్రహ్మగా పరమేశ్వరుడు ఒక్కడే చేయగలడు జగదుత్పాదులన్నీ కూడా. అందుకే జగదుత్పత్తులవి చేస్తున్న వాడిని సగుణ బ్రహ్మ అని మనం అంటూ ఉన్నాం. మరి మోక్షం, ఆ మోక్షం పొందినవాడు అక్కడ సృష్టి స్థితిలో అయ్యని పని లేదు, దానికి అతీతమైన స్థితి కనుక దీని గురించి గొడవే లేదు అక్కడ. అర్థమైంది కదా, కేవలం అక్కడ అవిభాగమే, అవిభాగంలో మన సృష్టి స్థితిలో ఇలా ఎక్కడ ఉంటాయి, ఆ విషయం దీనికి అతీతం అది. కనుక సృష్టి స్థితులకు సంబంధించిన మేరకు మన పరమాత్మకి రెండు విధములైనటువంటి స్వరూపములున్నట్టు స్పష్టమైంది. ఒకటి సగుణ బ్రహ్మము, ఇంకోటి నిర్గుణ బ్రహ్మం గురించి. అందుకే శృతి స్మృతి కూడా విషయాన్ని ప్రస్తావన చేస్తున్నది. అందుకు ఆ దివ్యమైన స్థితి, న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి అని వర్ణించింది ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని. న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక. ఈ విధంగా స్పష్టమైన విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళేటువంటి వారికి ఈశ్వరునితో పాటు భోగమాత్ర సామ్యమే తప్ప ఇతరములు లేవు అని మనకి స్పష్టమవుతున్నది. కనుక వారికి లభించేది నిరంకుశ ఐశ్వర్యము కాదు. నిరంకుశ ఐశ్వర్యం అంటే ఎవడు కంట్రోల్ లేడు, వాడి ఇష్టానుసారం చేసేది కాదు ఐశ్వర్యము. యథైతాం దేవతాం సర్వాణి భూతాన్యవం భూతాని అవంత్యేవం హైవం విధం సర్వాణి భూతాన్యవంతి. కనుక సమస్త ప్రాణులు హిరణ్య గర్భుని పూజించినట్లే ఆ ఉపాసకుని కూడా పూజిస్తాయి. చూడండి, బ్రహ్మదేవుని పూజించినట్టు అందరూ పూజిస్తారట, ఇతర లోకాల్లో దేవతలందరూ వచ్చి వాడిని పూజిస్తారట. అంత గొప్ప స్థితి ఉంటుందండి హిరణ్య గర్భలోకంలో. అయితే ఇది పొందేవాళ్ళు మందల మందలు ఉండరు, అది కూడా తెలుసుకోండి. వీళ్ళ సంఖ్య బహు, అసలు ఉత్తమ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన వాళ్ళే తక్కువ. ఆ చర్చ చేశాం, ఎందుకు అవి నిండట్లేదు అంటే, నిండవయ్యా అవి, అవి ఇప్పుడు అరుదే. లోకంలో పుణ్యకర్మలు చేసిన వాళ్ళే అరుదు, ఇంక సగుణ బ్రహ్మోపాసన చెంది పొందిన అరుదే. వాళ్ళ దగ్గరికి లోకంలో వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తారట. పైగా బ్రహ్మగారు ఒక మాట అంటట, తమాహాపోవై ఖలు మియ్యం తే లోకాసవు. ఓ ఉపాసకులారా, ఇక్కడ అమృతమ రూపమైన జలం ఉంది, అది నేను ఎలా వాడుతున్నానో మీరు కూడా అలాగే వాడండి అని అంటట. అనడంలో నేను ఎలాగైతే అనుభవిస్తున్నా మీరు అనుభవం వరకు మీకు నాకు సమానమే. చూసి బ్రహ్మతో సమానమైనటువంటి విషయం అండి ఇక్కడ. అంత అనుభవంలో భోగంలో ఇదే, కానీ నేను సృష్టి చేస్తాను నీ పవర్ నేను తీసుకుంటానంటే కూడదు అది. ఇక్కడ అది అక్కడ బ్రహ్మలోకం యొక్క స్థితి పూర్తయింది. ఇక్కడ మనం గమనించవలసింది, నిర్గుణ బ్రహ్మస్థితి పొందినవాడు తిరిగి రాడు, సగుణ బ్రహ్మలోకానికి చేరినవాడు తిరిగి రాడు. ఇంతవరకు స్పష్టమైపోయింది కదా. అనావృత్తికి శబ్దాద్ అనావృత్తి శబ్దాత్ అయిపోయిందండి ఆఖరి సూత్రం. ఇప్పుడు నేను చెప్పినది తిరిగి రాడు అని శాస్త్రం చెప్తోంది. రెండు మార్లు చెప్పాడు, అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్. శబ్దాత్ అనే మాట ఎక్కడ వచ్చినా శాస్త్రము అని చెప్పుకున్నాం. శాస్త్రము చెప్పిన దాని ప్రకారంగా తిరిగి అతడు రాడు. శాస్త్రము వల్ల తిరిగి అతడు రాడు రెండు మార్లు ఎందుకు చెప్పారు? రెండు మార్లు చెప్పడం దురుక్తం, దేనికంటే నిశ్చయముగా చెప్పుట, అదొకటి. రెండు, నిర్గుణ బ్రహ్మైక్యం చెందినవాడు తిరిగిరాడు, సగుణ బ్రహ్మైక్యం చెందినవాడు తిరిగిరాడు అని చెప్పడం కోసం రెండు మార్లు చెప్పారు ఇక్కడ. కనుక రెండు మార్లు, కనుక ఎంత బాగున్నాయండి రెండింటి గురించి. కనుక రెండు విషయమే అయితే ఇక్కడ పూర్తయిపోయింది నిజానికి ఇవాళ.